సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 4వ అధ్యాయము 4.1 చతుర్థ ప్రపాఠక ప్రథమఖండము అజ్ఞానశ్రుతి రైక్వ ఉపాఖ్యానము సంవర్గ విద్య చతుర్థోధ్యాయ జానశ్రుతిర్హ పౌత్రాయణ శ్రద్ధాదేయో బహుదాయి బహుపాక్య ఆస సహ సర్వతా అవసథాన్మాపయంచక్రే సర్వతా ఏవ మేన్నమత్స్యంతితి జనవరి 1, 2004. ఓం జానశ్రుతేః పౌత్రాయణః శ్రద్ధాదేయో బహుదాయి బహుపాక్య ఆస సహ సర్వతా అవసథాన్ మాపయాంచక్రే సర్వతా ఏవ మే అత్స్యంతి ఇతి. జానశ్రుత వంశీయుడు జనశ్రుతుని ప్రపౌత్రుడు మునిమనుమడు శ్రీ జానశ్రుత పౌత్రుడు. ఆ జానశ్రుత పౌత్రుడు ఎంతో శ్రద్ధగా దానములు చేస్తూ ఉండేవారు. గొప్ప అన్నదాతగా లోకప్రసిద్ధుడైనారు. జనులు అన్నదానము స్వీకరించి సుఖముగా ఉండెదరుగాక అని భావించి ఆయన అనేక చోట్ల అన్నదాన సత్రములను ధర్మశాలలను కట్టించారు కూడా. అథహంస నిశయామతి పెతుస్తైవహంసోహం సమభివాద హో హోయి భల్లాక్ష భల్లాక్ష జానశ్రుతేః పౌత్రాయణస్య సమం దివా జ్యోతిరాతతం తన్మా ప్రసాంక్షిస్తత్వ మా ప్రధాక్షిరితి జనవరి 2, 2004. అథహ హంస నిశయం అతిపేతుః తద్ధ ఏవం హంసో హంసం అభివాద హో హో ఐ భల్లాక్ష భల్లాక్ష జానశ్రుతేః పౌత్రాయణస్య సమం దివా జ్యోతియః ఆతతం తత్మా ప్రసాంక్షియః తత్వా మా ప్రధాక్షియః ఇతి. ఒకానొకరోజు సాయం సమయంలో ఆ జానశ్రుతి పౌత్రాయణుడు మేడపై గల విశాల ప్రదేశంలో చల్లటి గాలులు సేవిస్తూ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆతనికి ఎదురుగా 2 హంసలు ఆకాశంలో ఎగిరిపోతూ ఈ విధంగా సంభాషించుకోవటం వినసాగారు. మొదటి హంస అహో అహో ఆశ్చర్యం ఓ మిత్రమా భల్లాక్ష భల్లాక్ష అదిగో ఆ జానశ్రుతి పౌత్రాయణుడిని చూస్తున్నావా. ఈయన చేస్తున్న అన్నదానమునకు లోకశుభము కొరకే కట్టించిన ధర్మశాలలకు అన్నసత్రములకు ఈయన ఎంతో తేజోవంతుడైనాడు. ఆయన కీర్తి తేజస్సు ద్యులోకము స్వర్గలోకము వరకు వ్యాపించి ప్రకాశిస్తోంది. ఓ పరిమితమగు కాళ్ళు గల మిత్రమా చూస్తున్నావు కదా, అదిగో దేవలోకము వైపుగా ప్రసరిస్తూ ఉన్న ఆయన అన్నదాన తేజస్సును పొరపాటుగా స్పృశించవద్దు సుమా. ఎందుకంటే ఆతని అన్నదాన తేజస్సును నీవు స్పృశించావో అది నిన్ను తగలబెట్టగలదు. తముహ పరహ ప్రత్యువాచ కంవర ఏనమెతత్ సంతం సైగ్వానమివ రైక్వమాథేతి యోను కథం సైగ్వా రైక్వైతి జనవరి 3, 2004. తముహ పరహ ప్రత్యువాచ కంవర ఏనం ఏతత్ సంతం సైగ్వానం ఇవ రైక్వం ఆథేతి యోను కథం సైగ్వా రైక్వ ఇతి. 2వ హంస ఏమిటి, అజ్ఞానిలా ఉన్నావే. ఈ జానశ్రుతి పౌత్రాయణుని గురించి నాకు ఇంత గొప్పగా చెప్పుచున్నావేమిటి. ఈ రాజు అల్పుడు మాత్రమే అయి ఉండగా ఈతనిని బండి రైక్వునితో సమానంగా పొగుడుచున్నావా. సరికాదు, ఆ రైక్వుని రైక్వుడు అను పేరు గలవాని ముందు ఈ జానశ్రుతి పౌత్రుడు ఎంతటివాడు గమనించలేదా? మొదటి హంస బండితో కూడిన రైక్వుడా? ఆయన ఎవరు? కాస్త విడమర్చి వివరించి చెప్పండి. యథా కృతాయ విజితాయాధరేయ సమ్యంత్యేవమేన సర్వం తదభిసమైతి యత్కించ ప్రజాః సాధు కుర్వంతి యస్తద్వేద యత్స వేద సమైతదుక్తైతి జనవరి 4, 2004. యథా కృతాయ విజితాయ అధరేయాః సమ్యతి ఏవం ఏన సర్వం తత్ అభిసమేతి యత్కించ ప్రజాః సాధు కుర్వంతి యః తత్వేద యత్స వేద సమయ ఏతత్ ఉక్తైతి. 2వ హంస ఒక జూదరి జూదములో 4 పందెములు గెలిచాడనుకోండి. అప్పుడు ఆతనికి 3, 2, 1 పందెములు గెలిచినవారు వశమై ఉంటారు కదా. అట్లాగే ఆ రైకుడు తదితర అన్నదానాది సత్కర్మల ఫలములన్నీ ఏది తెలుసుకుంటే వశమై ఉంటాయో అవన్నీ తెలుసుకొని ఉన్నట్టివాడు. జనులు చేస్తున్న సత్కర్మలన్నీ నాలుగు పందెములు గెలిచిన జూద క్రీడాకారుని వలె సమస్త కర్మలు చేసిన ఫలము జ్ఞాని అయి ఆ రైకుడు సంపాదించుకున్నారు. అందుచేత అట్టి బండి రైకుని సత్కర్మ ఫలముల ముందు అన్నదానం చేస్తున్న ఈ జానశ్రుత పౌత్రాయణుని కర్మ ఫలమెంత అని ప్రశ్నించాను. తదుహ జానశ్రుతః పౌత్రాయణ ఉపశుశ్రావ సహ సంజిహాన ఏవ క్షత్తారుమువ చంగారే హ సయుగ్వానమివ రైక్వమాధ్యేతి యోను కథం సయుగ్వ రైక్వ ఇతి జనవరి 5, 2004. 5. తదుహ జానశ్రుతయః పౌత్రాయణ ఉపశుశ్రావ. ఆకాశంలో ఎగురుచూ వెళ్ళుచున్న ఆ రెండు హంసల సంభాషణను జానశ్రుత పౌత్రాయణుడు శ్రద్ధగా విన్నారు. సహ సంజిహాన ఏవ క్షత్తారం ఉవాచ అంగారే హ సయుగ్వానం ఇవ రైక్వం ఆధ్యేతియో కథం సయుగ్వ రైక్వ ఇతి. జానశ్రుత పౌత్రాయణుడు ఆ మరునాడు నిద్రలేస్తూనే వైతాళిక మాటలు వింటూ తన సేవకునితో, ఓ ప్రతీహారి వైతాళిక, నన్ను సయుగ్వ రైక్వునివలె పొగుడుచున్నావేమిటయ్యా? నేను సయుగ్వ రైక్వుని, బండితో కూడిన రైక్వుని, ముందు అల్పుడనని నీకు ఇంకా తెలియదా? ఆయనను పిలుచుకురండి. ప్రతిహారీ సేవకుడు మహాన్. ఆ సయుగ్వ రైక్వుడు అనగా ఎవరు? ఎక్కడుంటాడో మరి? యథా కృతాయ విజితాయాధరేయా సమ్యంత్యేవమేన సర్వం తదభిసమైతి యత్కించ ప్రజాః సాధు కుర్వంతి యస్తద్వేద యత్స వేద సమైతదుక్తాయితి జనవరి 6, 2004. 6. యథా కృతాయ విజితాయ ఆధరే యాహ సమ్యంతి ఏవం ఏనం సర్వం తత్ అభిసమేతి యత్కించ ప్రజాః సాధు కుర్వంతి యః తత్వేద యత్స వేద సమయ ఏతత్ ఉక్త ఇతి. జానశ్రుత పౌత్రాయణుడు, ఓ ప్రతీహారి, వైతాళిక ఆ సాయుజ్ఞానమివ నాలుగు చక్రాల బండిని అధిరోహించిన రైక్వుడే పొగడ తగినవాడుగాని నేను కాదు. ఒక జూదుగాడు కూతాయమా అనే క్రీడలో నాలుగు ఆటలను గెలిచినప్పుడు అతనికి మిగతా 3, 2, 1 ఆటలు గెలిచిన వారిపై ఆధిపత్యం ఉంటుంది కదా. అట్లాగే ఆ రైక్వుడు ఏది తెలుసుకున్నాడో మిగతా ఉత్తమ కర్మపరులంతా వసులే ఉంటారు. తెలుసుకోవలసినది తెలుసుకుని ఉండటంచేత కర్మిష్ఠులగు మేము ఆ రైక్వుని ముందు స్వల్పులము. మీరు వెళ్ళి ఆయన ఎక్కడున్నా చూచి పిలుచుకురండి. సహక్షత్తాన్విష్య నావిదమితి ప్రత్యయాయతం హోవాచ యత్రారే బ్రాహ్మణస్యాన్వేషణ తదేనమచ్చేతి జనవరి 7, 2004. 7. సహక్షత్తాన్విష్య నావిదం ఇతి ప్రత్యయాయ తం హ ఉవాచ యత్ర అరే బ్రాహ్మణస్య అన్వేషణ తత్ ఏనం అర్చ ఇతి. సేవకుడు రైక్వుని కోసం వెతికి ఆయన కనబడక తిరిగి వచ్చి జానశ్రుత పౌత్రాయణునితో ఇట్లు పలికారు. సేవకుడు, అయ్యా, మునివర్యా, మీరు చెప్పిన ఆ రైక్వుని కోసం చాలా గ్రామాలలో వెతికాము. వారు కనబడలేదు. ఏమి చేయమంటారు? జానశ్రుత పౌత్రాయణుడు, ఓ సేవక, వైతాళిక, ఎవ్వరు ఎక్కడ నివాసం కలిగి ఉంటారో అక్కడ వెతకాలి. ఎక్కడెక్కడో ఆయనకు నివాసము కానిచోట్ల వెతికి ఏమి ప్రయోజనం? ఎక్కడ బ్రహ్మతత్వజ్ఞులు నివసిస్తూ ఉంటారో అక్కడ వెతికి ఆయనను గుర్తించి పట్టుకురండి. శోధస్తాచ్చకటస్య పామానం కషమాణము పోపవివేశ తం హాభ్యువాదత్వంను భగవః సయుగ్వ రేక్వ ఇత్యహం హెరా ఇతి హ ప్రతిజ్ఞే సహక్షత్తావిదమితి ప్రత్యయాయ జనవరి 8, 2004. 8. సో అధస్తాః శకటస్య పామానం కషమాణం ఉపా ఉపవివేశ తగ్మ అభివాదత్వంను భగవః సయుగ్వా రైక్వ ఇతి అహం హి అరా ఇతి హ ప్రతిజ్ఞే సహక్షత్త అవిదం ఇతి ప్రత్యయాయ ఇతి ప్రథమః ఖండః. అప్పుడు ఆ సేవకులు మరల వెళ్లి తత్వజ్ఞులు నివసించే పవిత్ర ప్రదేశములలో రైక్వుని కొరకు వెతకనారంభించారు. అప్పుడు ఒక బండి క్రింద అధస్తాః శకటస్య దురద పొక్కులు గోక్కుంటూ ఒకాయన కనిపించారు. ఆ సేవకులకు ఈయన రైక్వుడేమో అనే అనువనం వచ్చింది. ఆయన కూర్చునియున్న బండి క్రింద స్థానమును సమీపించారు. జానశ్రుత పౌత్రాయిని సేవకులు, హే పూజనీయ మహానీయ, బండితో కూడిన రైక్వుడు అనగా తమరే కదా. బండి క్రింద కూర్చున్న ఆయన, అవును, మీరు అడిగే ఆ రైకూడను నేనే. అనుమానమెందుకు వచ్చింది? అప్పుడు ఆ సేవకులు, అమ్మయ్య, మన యజమాని వెతకమని చెప్పిన రైకూడు కనిపించారు అని సంతోషము పొందినవారే జానశ్రుత పౌత్రేయుని సమీపించి, రాజా, మునీశ్వర, మేము దేవరవారు మీరు వర్ణించి చెప్పిన రైకూని కనుగొన్నాము. దగ్గరలోనే బండి క్రింద ఏకాంతంగా కూర్చుని ఉన్నారు అని తెలియజేశారు. అప్పుడు జానశ్రుత పౌత్రుడు గబగబలేచి, సయుగ్వా, బండి క్రింద గల రైకుని దర్శనము కొరకై జ్ఞానార్థి అయి బయల్వెడలారు. ఇతి ఛాందోగ్యోపనిషత్ చతుర్థాధ్యాయే ప్రథమః ఖండః 4-2. చతుర్థ ప్రపాఠకః ద్వితీయ ఖండము అజ్ఞానమునకు అర్హత నిరహంకారము ప్రపత్తి తదుః జానశ్రుతః పౌత్రాయణః షట్శతాని గవాం నిష్కమ్మస్వతరీరథం తదాదాయ ప్రతిచక్రమే తమ్హాభివాద ఫిబ్రవరి 1, 2004. 1. తదుః జానశ్రుతః పౌత్రాయణః షట్శతాని గవాం నిష్కం అస్వతరీరథం తత్ ఆదాయ ప్రతిచక్రమే తమ్హ అభివాద. జానశ్రుతి పౌత్రాయణుడు సేవకులు చెప్పిన గుర్తులను అనుసరించి వెళ్లారు. 600 గోవులను, గుగములను, రథములను తీసుకుని మహానుభావుడగు ఆ రైకుడు ఉన్నచోటును జ్ఞానార్థి అయి సమీపించారు. శ్రీ రైక్వునికి అభివాదములు సమర్పించారు. రైక్వేమాని షట్శతాని గవామయం నిష్కోయమస్వతరీరథోను మా ఏతాం భగవో దేవతాంసాధి యాం దేవతాముపాస్స ఇతి ఫిబ్రవరి 2, 2004. 2. రైక్వేమాని షట్శతాని గవాం అయం నిష్కో అయం అస్వతరీరథోను మా ఏతాం భగవో దేవతాంసాధి యాం దేవతాం ఉపాస్స ఇతి. జానశ్రుత పౌత్రేయుడు బండి క్రింద విశ్రాంతి తీసుకుంటన్న మహామహనీయ రైక్వమహాశయ, మీ కొరకే 600 ఆవులను, గుమ్ములను, రథములను సమర్పించటానికే తీసుకొచ్చాను. దయతో స్వీకరించండి, అనుగ్రహించండి. మీరు ఏ దేవతా ఉపాసనచే దివ్యజ్ఞానము పొందారో అట్టి దివ్యతత్వ విశేషమును శ్రవణం చేయాలని వచ్చాను. దయతో వివరించమని తమకు నా ప్రార్థన. తముహ పరః ప్రత్యువాచాః హారేత్వా శూద్ర తవైవ సహ గోభిరస్త్వితి తదూహ పునరేవ జానశ్రుతః పౌత్రాయణః సహస్రం గవాం నిష్కమ్మస్వతరీరథం దుహితరం తదాదాయ ప్రతిచక్రమే ఫిబ్రవరి 3, 2004. 3. తముహ పరః ప్రతి ఉవాచ అహ హారేత్వా శూద్ర తవైవ సహ గోభ్యః అస్తు ఇతి. తదుహ పునః ఏవ జానశ్రుతయః పౌత్రాయణః సహస్రం గవాం నిష్కం అస్వతరీ రథం దుహితరం తదాదాయ ప్రతిచక్రమే. రైకుడు పోయి, శూద్ర, నీవు తెచ్చిన గోవులు, గుగుములు, రథములు నాకెందుకు? నేనేం చేసుకుంటాను? నీవే దాచుకో. జానశ్రుత పౌత్రేయుడు, స్వామి, అట్లాగా? అయితే 1000 గోవులను, చక్కటి గుగుములతో కూర్చిన రథమును సమర్పించుకుంటాము. నాకు జ్ఞానము బోధించండి. రైకుడు, అవన్నీ నాకెందుకు చెప్పు. తమ్ హాభివాద రైక్వేదం సహస్రం గవామయం నిష్కోయమస్వతరీరథ ఇయం జాయాయం గ్రామో యస్మిన్నా సేన్వేవ మా భగవః సాధితి ఫిబ్రవరి 4, 2004. 4. తమ్హ అభివాద రైక్వ ఇదం సహస్రం గవాం అయం నిష్కో అయం అస్వతరీరథ ఇయం జాయా అయం గ్రామో యస్మిన్నాస్సే అను ఏవ మా భగవన్ సాధి ఇతి. జానశ్రుత పౌత్రేయుడు మరల మరల అభివాదములు పలుకుచు, ఓ రేక్వేయ మహాత్మ, నమో నమః. మీకు 1000 గోవులు, శ్రేష్టమైన గుగ్గములు, రథములు తెచ్చి సమర్పిస్తున్నాను. స్వీకరించండి. నా భార్యపుత్రులతో సహా మీకు సేవకులమవుతాము. ఇదిగో కంచరగాడిదల రథము. నా కుమార్తెయగు ఈమెను మీకు జీవిత భాగస్వామిగా సమర్పిస్తాను. మీరున్న ఈ గ్రామమును మీకు కానుకగా సమర్పిస్తున్నాను. హే భగవాన్, ఇంకా ఏమి కావాలో కోరుకోండి స్వామి. నాకు మీరు ఆత్మజ్ఞానము సిద్ధించుకున్న తీరు దయతో వినిపించండి. తస్యాహ ముఖము పొద్రుహ్నన్నువాచా జహారేమా శూద్రానేనేవా ముఖేనాలపై శథా ఇతి తే హైతే రైక్వపన నామ మహావృషేషియత్రాస్మా వస స తస్మై హోవాచ. ఫిబ్రవరి 5, 2004 ఇతి ద్వితీయ ఖండః. 5. తస్యాః ముఖం ఉపోద్గృహణాన్ ఉవచ ఆజహార ఇమాః శూద్ర అనేనైవ ముఖేన ఆలాపయిష్యథా ఇతి తే హి ఏతే రైక్వపన్న నామ మహావృషేషుయత్ర అస్మ ఉవాస స తస్మైహ ఉవచ. రైకుడు జానశ్రుత పౌత్రేయుని కుమార్తె ముఖం వైపుగా చూచారు. ఏదో అవ్యాజమైన బ్రహ్మజ్ఞాన తేజస్సును గమనించారు. విద్యా ముఖము అని గ్రహించారు. బ్రహ్మవిద్యను సంభాషించటానికి అంగీకారము పలికారు. ఓ శూద్రుడా, మీరు కోరినట్లు మీ కుమార్తె ముఖంలోని బ్రహ్మతేజస్సును గౌరవిస్తూ తత్వసంబంధమై సంభాషించటానికి సంసిద్ధుడను అని పలికారు. అప్పటినుండి ఆ మహావృషల దేశములోని ఆ రేకుడు బండి క్రింద ఉండి ఉన్న గ్రామము రైక్వపణ అనే పేరుతో ప్రసిద్ధమయింది. ఆ చోటనే ఉండి ఇక రైకుడు జానశ్రుత పౌత్రేయుని విన్నపమును అనుసరించి ప్రసంగించటానికి సిద్ధమైనారు. ఇతి ఛాందోగ్యోపనిషత్ 4, 3 చతుర్థ ప్రపాఠకః. 3. ఖండము సంవర్గము విలీనము ఆశ్రయము. వాయుర్వావ సంవర్గో యదావ అగ్నిర్ద్వాయతి వాయుమేవాప్యేతి, యదా సూర్యోస్తమేతి వాయుమేవాప్యేతి, యదా చంద్రోస్తమేతి వాయుమేవాప్యేతి. 1, 2004 వాయుః వావ సంవర్గః. యదా వా అగ్నేః ఉద్వాయతి వాయుం ఏవ అవాప్యేతి, యదా సూర్యో అస్తమేతి వాయుం ఏవ అవాప్యేతి, యదా చంద్రో అస్తమేతి వాయుం ఏవ అవాప్యేతి. బండి క్రిందనే ఉండే మహనీయుడగు రైకుడు ఈ విధంగా ప్రసంగించసాగారు. ఓ జానశ్రుత పౌత్రేయ మహాశయ, వినండి. అధిదేవతమునకు వాయువే సంవర్గము, చివరికి ఆశ్రయము వాయువే. అగ్ని చల్లబడినప్పుడు ఆశ్రయిస్తున్నది ఏది? వాయువునే. సూర్యుడు అస్తమించినప్పుడు వాయువునందే ప్రవేశము పొందుచున్నారు. అట్లాగే చంద్రుడు కూడా అస్తమించినప్పుడు వాయువునందే లీనము మమేకము అగుచున్నారు. యదాప ఉచ్ఛుష్యంతి వాయుమేవాప్యంతి వాయుర్హ్యేవైతాన్ సర్వాన్ సంభృంక్త ఇత్యథదేవతం. 2, 2004 2. యదా అప ఉచ్ఛుష్యంతి వాయుం ఏవ ఆప్యంతి వాయుర్హి ఏవ ఏతాన్ సర్వాన్ సంభృంక్త ఇతి అధిదైవతం. జలము ఇంకిపోయినప్పుడు ప్రవేశము పొందుచున్నది ఎందులో? వాయురూపమే పొందుచున్నది. వాయువే సమస్తమును చివరికి మృంగివేయుచున్నది. అందుచేత వాయువే అధిదైవతము. అథాధ్యాత్మం ప్రాణో వావ సంవర్గః సయదా స్వపితి ప్రాణమేవ వాగప్యేతి ప్రాణం చక్షుః ప్రాణం శ్రోత్రం ప్రాణం మనః ప్రాణో హేవైతాన్ సర్వాన్ సంవృంక్త ఇతి. 3, 2004 3. అథ అధ్యాత్మం ప్రాణో వావ సంవర్గః సయదా స్వపితి ప్రాణమేవ వాక్ అపియేతి ప్రాణం చక్షుః ప్రాణం శ్రోత్రం ప్రాణం మనః ప్రాణో హి ఏవ ఏతాన్ సర్వాన్ సంవృంక్త ఇతి. అధ్యాత్మము. ఇక అధ్యాత్మము శరీరములోని అంతర్గతంగా ఉండిన శక్తులకు సంబంధించినది. ప్రాణమే సంవర్గము, తనలో తదితరమును విలీనము చేసుకొనున్నది. ఈ వ్యక్తి జీవుడు నిద్రకు అపక్రమించగానే వాక్ ఇంద్రియము ప్రాణమునందే విలీనం అవుతోంది. అట్లాగే చక్షువులు, చూపు, శ్రోత్రము, వినికిడి, మనస్సు కూడా ప్రాణమునందే విలీనమవుతున్నాయి. ప్రాణమే వాటన్నిటినీ తనయందు కలుపుకొని విలీనము చేసుకొని ఉంటోంది. తౌ వా ఏతౌ ద్వౌ సంవర్గౌ వాయురేవ దేవేషు ప్రాణః ప్రాణేషు. 4, 2004 4. తౌ వా ఏతౌ ద్వౌ సంవర్గౌ వాయుః ఏవ దేవేషు ప్రాణః ప్రాణేషు. దేవతలయందు వాయువు, ప్రాణులయందు ప్రాణము రెండు కూడా సంవర్గము విలీనము చేరిక పొందటం జరుగుతోంది. అథః సౌనకం చ కాపేయంభిప్రతారణం చ కాక్షసేనిం పరివిష్యమాణౌ బ్రహ్మచారి బిభిక్షే తస్మా ఉహన దదతుః. 5, 2004 5. అథః సౌనకం చ కాపేయం అభిప్రతారణం చ కాక్షసేనిం పరివిష్యమాణౌ బ్రహ్మచారి బిభిక్షే తస్మా ఉహన దదతుః. పూర్వకాలంలో ఒకప్పుడు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకటి కౌపేయ కపి గోత్రీకుడైన సౌనకుడు, 2. కక్షసేనుని కుమారుడు అభిప్రతారిణి. ఒకరోజు వారిద్దరు కలిసి భోజనము చేయటానికి కూర్చుని భుజించటం ప్రారంభించారు. ఆ సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి భిక్షాం దేహి అని అర్థించారు. వారు అది విని కూడా ఆ భిక్షకునికి భిక్ష పెట్టలేదు. సహోవాచ మహాత్మనశ్చతురో దేవ ఏకః కః స జగర భువనస్య గోపాస్తం కాపేయనాభిపశ్యంతి మర్త్య అభిప్రతారిన్బహుధా వసంతం యస్మై వా ఏతదన్నం తస్మ ఏతన్న దత్తమితి మార్చి 6, 2004. 6 సహ ఉవాచ మహాత్మనః చతురో దేవ ఏకః కః స జగర భువనస్య గోపాః తం కాపేయ నా అభిపశ్యంతి మర్త్య అభిప్రతారిన్ బహుధా వసంతం యస్మై వా ఏతత్ అన్నం తస్మా ఏతత్ న దత్తం ఇతి. భిక్షకుడు అగు ఆ బ్రహ్మచారి, ఓ కాపేయ సౌనకముని, ఓ కాక్షసేన అభిప్రతారిణి, మీరు భలేవారే. వాక్కు, చక్షువులు, శ్రోతము, మనస్సు అనబడే 4 దేవతలను తనేందు కలుపుకుని ఉంటున్నా లేక అపాన, అవ్యాన, ఉదాన, సమాన ప్రాణములను తనేందు ఏకము చేసుకునియున్నా ముఖ్య ప్రాణస్వరూపుడగు మహాత్ముడగు ప్రజాపతిని, భువనరక్షకుని మీ మానవులు గుర్తించటం లేదేమిటి? సమస్త ఆహారము ఎవ్వరి కొరకు భుజించబడుచున్నాయో అట్టి ప్రాణేశ్వరుడే అన్నము పెట్టండి అని అడుగుతుంటే, అట్టి ప్రజాపతి ప్రాణస్వరూపునకే అన్నము పెట్టరెందుకు? తదుహ సౌనకః కాపేయః ప్రతిమన్వానః ప్రత్యయాయాత్మా దేవానాం జనితా ప్రజానాం హిరణ్యదక్ష్ట్రో బభసోన సురిమహాంతమస్య మహిమానమాహురణద్యమానో యదనన్నమత్తీతి వై వయం బ్రహ్మచారిన్నేదముపాస్మహే దత్తాస్మై భిక్షామితి మార్చి 7, 2004. 7 తదుహ సౌనకః కాపేయః ప్రతిమన్వానః ప్రత్యయాయ ఆత్మాదేవానాం జనితా ప్రజానాం హిరణ్యదష్టో బభసో అనసురః మహాంతం అస్య మహిమానం ఆహుహ అనద్యమానో యదన్ అన్నం అత్తి ఇతి వై వయం బ్రహ్మచారిన్ ఆయుధం ఉపాస్మహే దత్తాస్మై భిక్షాం ఇతి. ఆ మాటలు విన్నా కాపేయముని కుమారుడగు సోనకముని అన్నం తింటున్నవాడల్లా ఆ మాటలు అంతరార్థము మననము చేస్తూ లేచి ఆ బ్రహ్మచారి వద్దకు వచ్చారు. సౌనకుడు, ఓ గృహయజమాని, ప్రజాపతి సర్వదేవతలకు ఆత్మస్వరూపుడు, సర్వజీవులను సృష్టించువారు, ఆయన బంగారు దంతములు కలవాడు. ఈ ప్రాణేశ్వరుని మహిమ మహాంతము, మహత్తరము, బహుగొప్పది అని వేదములచే కీర్తించబడుతోంది. ఈయనే అన్నము, అన్నము కానిది కూడా భక్షించగలిగినట్టివారు. ఓ బ్రహ్మచారిగారు, మేము అన్నమునే ఉపాసించుచున్నాము, అందుచేత వీరికొరకే భుజిస్తూ అన్నము వీరికి ఎందుకు సమర్పించము? తప్పక సమర్పిస్తాము అనగా అట్టి మీకు అన్నము సమర్పించ సంసిద్ధము. తస్మ ఉహ దదుస్తే వా ఏతే పంచాన్యే పంచాన్యే దశ సంతస్తకృతం తస్మాత్ సర్వాసు దిక్ష్వన్నమేవ దశ కృతం సైషా విరాడన్నాది తయేదం సర్వం దృష్టం సర్వమస్యేదం దృష్టం భవత్యన్నాదో భవతీయ ఏవం వేదయ్య ఏవం వేద మార్చి 8, 2004. ఇతి తృతీయ ఖండః. 8 తస్మా ఉహ దదుస్తే వా ఏతే పంచాన్యే పంచాన్యే దశ సంతస్తత్కృతం తస్మాత్ సర్వాసు దిక్ష్వన్ అన్నం ఏవ దశ కృతగ్ సా ఏషా విరాట్ అన్నాది తయా ఇదం సర్వం దృష్టగ్ సర్వమసి ఇదం దృష్టం భవతి అన్నాదో భవతి యా ఏవం వేద యా ఏవం వేద. అప్పుడు లేచి ఆ బ్రహ్మచారికి భిక్ష సమర్పించారు. 5, 5 కలిసి 10కి వారు అన్నమును ఆ బ్రహ్మచారికి సమర్పించారు. కాబట్టి తూర్పు పడమరుత్తరము దక్షిణము ఈశాన్యము ఆగ్నేయము నేరుతి వాయువ్యము పైన క్రింద అన్నీ కలిపి కృతమగు దశదిక్కులు బ్రహ్మమునకు సమర్పించబడుచున్న అన్నమే. సమస్తము భక్షించువాడు ఆ విరాట్ పురుషుడే. ఆయనయే సమస్తము దర్శిస్తున్న ద్రష్ట. ఆ అన్నాదుడగు పరబ్రహ్మమే సమస్తమును చూస్తూ అనుభవముగా కల్పించుకుని పొందుతోంది అని ఎరుగుచున్నవాడు, సర్వమును సరి అయిన దృష్టితో దర్శిస్తున్నవాడు, ఆస్వాదిస్తున్నవాడు వగుచున్నాడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ 4వ అధ్యాయే 3వ ఖండః. 4, 4 చతుర్థ ప్రపాఠకః చతుర్థఖండము సత్యకామ జాబాలుని చరిత. సత్యకామో హజాబాలో జబాలాం మాతరమా మంత్రయంచక్రే బ్రహ్మచర్యం భవతి వివత్స్యామి కింగోత్రోన్వహమస్మితి. ఏప్రిల్ 1, 2004. 1. సత్యకామో హజాబాలో జబాలాం మాతరం. ఆమంత్రయాంచక్రే బ్రహ్మచర్యం భవతి వివత్స్యామి కిం గోత్రోను అహం అస్మి ఇతి. సత్యకాముడు ఒక పిల్లవాడు. ఆతని తల్లి జబాల. ఆ సత్యకాముడు గురుకులాశ్రమము చేరి విద్యాభ్యాసము చేయవలసిన సమయము, బ్రహ్మచర్య వ్రతము ప్రారంభించవలసిన వయసు వచ్చింది. జబాల బిడ్డ, సత్యకామ, నీవు విద్యార్థివై బ్రహ్మచర్యవ్రతం ప్రారంభించి గురుకులమునకు వెళ్లవలసిన సమయం వచ్చిందయ్యా. సత్యకామ అమ్మ, నేను సంతోషంగా గురుకులం చేరి గురువును విద్యకే ఆశ్రయిస్తాను. అయితే ఇదం గోత్రోద్భవస్య అహంభో అభివాదయే అని గురువుకు నమస్కరించాలి కదా. నేను ఏ గోత్రజుడను? స హైనమువాచ నాహమేతద్వేద తాత యద్గోత్రస్త్వమసి బహ్వహం చరంతి పరిచారిణీ యౌవనే త్వామలభే సహమేతన్న వేద యద్గోత్రస్త్వమసి జబాలాతు నామహమస్మి. సత్యకామో నామ త్వమసి స సత్యకామ ఏవ జాబాలో బ్రవీథ ఇతి. ఏప్రిల్ 2, 2004. 2. సహ ఏనం ఉవాచ నాహం ఏతత్ వేద తాత యత్ గోత్రః త్వం అసి బహు అహం చరంతి పరిచారిణీ యౌవనే త్వామలభే సా అహం ఏతత్ నవేద యత్ గోత్రః త్వం అసి జబాల తు నామ అహం అస్మి సత్యకామో నామ త్వం అసి స సత్యకామ ఏవ జాబాలో బ్రువీథ ఇతి. జాబాలి బిడ్డ, నేను యౌవనలో ఉండగా పరిచారికనే దాసిగా అనేక గృహములలో సేవిస్తూ ఉండగా నీవు నాకు పుట్టావు. అందుచేత నీవు ఏ గోత్రమునకు చెందినవాడవో నాకు తెలియదు. అందుచేత ఇది అని చెప్పలేను. నా పేరు జబాలి, నీ పేరేమో ఆ సత్యకాముడు, నీవు నా కుమారుడుగా సత్యకామ జాబాలి అని ఇంతవరకే నేను రూఢిగా చెప్పగలను. నీ తండ్రి ఎవ్వరో నాకు తెలియదు, నేను చెప్పలేను. అందుచేత ఈ విశేషములతో నీవు గురుకులమును గురువును ఆశ్రయించి విద్యను అభ్యసించు. సహ హారిద్రుమతం గౌతమమేత్యోవాచ బ్రహ్మచర్యం భగవతి వత్స్యామ్యపేయాం భగవంతమితి. ఏప్రిల్ 3, 2004. 3. సహ హారిద్రుమతం గౌతమం ఏతి ఉవాచ బ్రహ్మచర్యం భగవతి వత్స్యామి ఉపేయం భగవంతం ఇతి. అప్పుడు ఆ సత్యకాముడు బ్రహ్మచర్య విద్యాభ్యాస దీక్ష కొరకే హరిద్రమతముని కుమారుడగు గౌతముని ఆశ్రమం ప్రవేశించాడు. సత్యకాముడు గురుదేవ, గౌతమ మునీంద్ర, భగవాన్, నేను విద్యార్థినే, విద్య కొరకు మిమ్ములను ఆశ్రయిస్తున్నాను, శిష్యత్వము అనుగ్రహించండి. తం హోవాచ కింగోత్రోను సోమ్యాసితి సహోవాచ నాహమే తద్వేద భో యద్గోత్రోహమస్మ్యపృచ్ఛం మాతరం సా మా ప్రత్యబ్రవిద్భవహం చరంతి పరిచరిణీ యౌవనే త్వామలభే సాహమే తన్న వేద యద్గోత్రస్త్వమసి జబాలాతు నామహమస్మి సత్యకామో నామ త్వమసితి సోహగ్ సత్యకామో జాబాలోస్మి భో ఇతి. ఏప్రిల్ 4, 2004. 4. తం హ ఉవాచ కింగోత్రోను సోమ్య అసి ఇతి. సహ ఉవాచ నాహం ఏతత్ వేద భో యత్ గోత్రో అహం అస్మి అపృచ్ఛం మాతరగ్ సా ప్రత్యబ్రవీత్ బహు అహం చరంతి పరాచారిణీ యౌవనే త్వామలభే సా అహం ఏతత్ న వేద యత్ గోత్రః త్వం అసి. గౌతమ మునీంద్రుడు, మంచిది, స్వాగతం. ఓ సౌమ్య ప్రియదర్శన, నీ గోత్రము నామములతో కూడిన ప్రవర చెప్పి గురుకులాశ్రమములో ప్రవేశించు. సత్యకాముడు, హే మహనీయ గురు భగవాన్, నా గోత్రము ఏమిటో నాకు తెలియదు. నేను నా గోత్రమేమిటని నా మాతృదేవతను జబాలను ఇక్కడికి వచ్చే ముందు అడిగాను. మా అమ్మ ఏమన్నదంటే, బిడ్డా, నేను యౌవనవతినే ఉన్నప్పుడు అనేక చోట్ల పరిచారిణినే ఉండటం జరిగింది. అందుచేత నీ తండ్రి ఎవరో గోత్రమేమిటో తెలియదు కాబట్టి ఇది అని చెప్పలేను. జబాలాతు నామ అహమస్మి సత్యకామో నామ త్వం అసి ఇతి. సో అహం సత్యకామో జాబాలో అస్మి భో ఇతి మా అమ్మ పేరు జబాల, నా పేరు సత్యకాముడు. అందుచేత నేను సత్యకామ జాబాలిని మీకు నమస్కరిస్తూ అభివాదము పలుకుచున్నాను. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. పరమాత్మ ఋషే గోత్రోద్భవస్య గురునిర్ణయ వేదశాఖాధ్యాయీ సత్యకామ జాబాల అహం భో అభివాదయే డొట్. తమ్ హోవాచ నైతద బ్రాహ్మణో వివక్తుమర్హతి సమిధ సోమ్యాహరోపత్వా నేష్యేన సత్యదగా ఇతి తముపనీయ కృశానముబలానాం చతుహసతాగా నిరాకృత్యోవాచేమ సోమ్యాన్ సంవృజేతి తా అభిప్రస్థాపయన్వాచ నాసహ శ్రేణావర్తేతి సహ వర్షగణం ప్రోవాస తాయదా సహస్రం సంపేదుః ఏప్రిల్ 5, 2004 ఇతి చతుర్థః ఖండః. 5 తంహ ఉవాచ నా ఏతత్ అబ్రాహ్మణో వివక్తుం అర్హతి సమిధం సోమ్య ఆహర ఉపత్వా నేష్యే న సత్యదగా ఇతి తం ఉపనీయ గౌతమ మహర్షి బిడ్డా సత్యకామ ఈ విధంగా సత్యమును బ్రహ్మవిద్యార్హత కలవాడు బ్రాహ్మణుడు అయినవాడు మాత్రమే పలుకగలడు, ఇతరులు చెప్పలేరు. సత్యమును చెప్పావు కాబట్టి నీవు బ్రాహ్మణుడివేవయ్యా. కర్మణ జాయతే ద్విజాహ, గుణముచేత సత్యము పలుకుటచేత నిన్ను బ్రాహ్మణుడుగా గుర్తిస్తున్నాను. ఓ సౌమ్య, నీవు దగ్గరలోని అడవిలోకి వెళ్ళి యజ్ఞమునకు కావలసిన సమిధలు పట్టుకురా. సమిత్పాణివై రమ్ము, నీవు సత్యము నుండి చ్యుతుడవు కాలేదు. సత్యకాముడు అనే పేరుకు అర్హుడవు. ఆ పేరుతోనే ఉపనయనం జరిపిస్తాను అని చెప్పి అప్పుడు ఉపనయనము జరిపించారు. కృశానముబలానాం చతుశ్శత 400 గాహ నిరాకృత్య ఉవాచేమాహ సోమ్య అనుసంవృజేతి తా అభిప్రస్థాపయన్ ఉవాచ నా అసహ శ్రేణ ఆవర్తేతి సహ వర్షగణం ప్రోవాస తా యదా సహస్రం సంపేదుః. అప్పుడు గురుదేవుడగు గౌతమ మహర్షి తన గోసంపదలోని బక్కచిక్కిన బలములేని 400 గోవులను వేరుచేసి సత్యకామునికి ఇచ్చి మేపుకురమ్మని చెప్పారు. సత్యకాముడు ఆ బక్కచిక్కిన 400 గోవులను మేపటానికి తోలుకుపోతూ ఇట్లా గురువుగారితో తన విద్యకు సంబంధించిన పట్టుదలకు సంజగా గుర్తుగా ఇట్లా వినమ్రుడై పలికారు. సత్యకాముడు, ఈ 400 గోవులు 1000 గోవులు కాగానే మీ వద్దకు తిరిగి వస్తాను. 1000 గోవులు కాకుండా మీ దర్శనం చూసుకోనని నా మనవి. సత్యకాముడు ఆ విధంగా 400 గోవులను మేపసాగాడు. సంవత్సర కాలానికి ఆ 400 గోవులు 1000 గోవులు అయినాయి. ఇతి ఛాందోగ్యోపనిషత్ చతుర్థాధ్యాయే చతుర్థః ఖండః 4-5 చతుర్థ ప్రపాఠకః పంచమఖండము ప్రకాశవాన్ చతుష్కలా బ్రహ్మము యొక్క మొదటి పాదము. అథ హైనమరుషభోభివాద సత్యకామైతి భగవ ఇతిహ ప్రతిశుశ్రావ ప్రాప్తాః సోమ్య సహస్రం స్మః ప్రాపేన ఆచార్యకులం May 1, 2004 అథ హి ఏనం ఋషభో అభివాద సత్యకామ ఇతి భగవ ఇతి హ ప్రతిశుశ్రావ ప్రాప్తాః సోమ్య సహస్రం స్మః ప్రాపయ నా ఆచార్యకులం. ఒకరోజు ఆగోసంపదలోని వృషభము ఎద్దు సత్యకాముని వద్దకు వచ్చి ఎదురుగా నిలుచున్నది. వృషభము, ఓ సత్యకామ. సత్యకాముడు, భగవాన్. వృషభరాజమ, చెప్పండి, ఏమి కావాలి, ఏమి ఆజ్ఞ? వృషభము, మేము 1000 సంఖ్యగాగో సంపద అయ్యాము. మీరు చేపట్టిన కార్యము పూర్తి అయింది కదా. ఓ సౌమ్య, ఇక మమ్ములను ఆచార్యులవారు విద్య బోధిస్తున్న గురుకులమునకు చేర్చండి. అప్పుడు సత్యకాముడు లేచి నిలబడి ఆ వృషభమునకు ప్రదక్షిణ నమస్కారములు సమర్పించి, వృషభదేవా, మీ ఆజ్ఞను నిర్వహిస్తాము అని పలికారు. బ్రహ్మణశ్చ తే పాదం బ్రవాణితి బ్రవీతు మే భగవానితి తస్మై హోవాచ ప్రాచీ దిక్కలా ప్రతీచీ దిక్కలా దక్షిణా దిక్కలోదీచి దిక్కలైషా వై సోమ్య చతుష్కలః పాదో బ్రహ్మణః ప్రకాశవాన్నమ May 2, 2004 బ్రహ్మణః చతే పాదం బ్రవాణి ఇతి బ్రవీతు మే భగవాన్ ఇతి తస్మై హ ఉవాచ పాచీ దిక్ కలా ప్రతిచీ దిక్ కళ, దక్షిణా దిక్ కళ, ఉదిచీ దిక్ కళ, ఏషవై సౌమ్య చతుష్కలహ పాదో బ్రహ్మణ ప్రకాశవాన్ నామ. వృషభము, మా కోరిక నెరవేరుస్తున్నారు కదా. సరే, అందుకుగాను మీకు బ్రహ్మము యొక్క చతుష్పాదముల గురించి చెప్తాను. సత్యకాముడు భగవాన్, వృషభదేవ, దయచేసి చెప్పండి. విద్యార్థినే వింటాను. వృషభము, ఆ నాలుగు పాదములు, నాలుగు అంశలు, కళలు. ఒకటి తూర్పు, రెండు పడమర, మూడు దక్షిణము, నాలుగు ఉత్తరము. ఈ నాలుగు దిక్కులు బ్రహ్మమునకు ప్రకాశరూపము అని పిలువబడును. నాలుగు దిక్కులను బ్రహ్మము ప్రకాశింపజేయుచున్నది. కాబట్టి పరమాత్మ లేక పరబ్రహ్మము ప్రకాశవాన్ అనబడుచున్నారు. ఈ నాలుగు దిక్కులుగా ప్రకాశిస్తున్నది పరబ్రహ్మమే. ఈ నాలుగు కళలుగా బ్రహ్మము యొక్క మొదటి పాదమును ఉపాసించు. సయ ఏతమేవం విద్వాక్శ్చతుష్కలం పాదం బ్రహ్మణః ప్రకాశవానిత్యుపాస్తే ప్రకాశవానస్మిల్లోకే భవతి. ప్రకాశవతో హలోకాంజేతి య ఏతమేవం విద్వాక్శ్చతుష్కలం పాదం బ్రహ్మణః ప్రకాశవానిత్యుపాస్తే ఉమే 3204 ఇతి పంచమః ఖండః. 3 సయ ఏతం ఏవం విద్వాగుం చతుష్కలం పాదం బ్రహ్మణః ప్రకాశవాన్ ఇతి ఉపాస్తే ప్రకాశవాన్ అస్మిన్లోకే భవతి ప్రకాశవతో హలోకాన్ జయతి య ఏతం ఏవం విద్వాగ్ం చతుష్కలం పాదం బ్రహ్మణః ప్రకాశవాన్ ఇతి ఉపాస్తే. ఎవరైతే బ్రహ్మమును నాలుగు దిక్కులలో ప్రకాశమానుడేయున్న ప్రకాశవాన్ అని తెలుసుకొని నాలుగు దిక్కులను పరబ్రహ్మస్వరూపంగా ఉపాసిస్తారో ఆతడు సమస్త లోకములలో ప్రకాశవంతుడై ఉండగలడు. తన యొక్క ప్రకాశముచే ఆతడు లోకములను జయించగలడు. లోకములన్నీ నాలోనే, నా యొక్క ఆత్మ ప్రకాశములోనే ఉన్నాయి అని గమనించగలడు. ప్రకాశపూర్ణుడై సమస్త లోకములను దాటివేయగలడు కూడా. ఇతి ఛాందోగ్యోపనిషత్ 4వ అధ్యాయే 5వ ఖండః 4-6. చతుర్థ ప్రపాఠకః 6వ ఖండము అనంతవాన్ చతుష్కల బ్రహ్మము యొక్క 2వ పాదము. అగ్నిష్టే పాదం వక్తేతి సహ స్వోభూతేగ ఆభిప్రస్థాపయాంచకార తాయత్రాభి సాయం బభూస్తత్రాగ్నిముపసమాధాయగా ఉపరుధ్య సమిధమాధాయ పశ్చాదగ్నేహ ప్రాముపోపవివేశ జూన్ 1, 2004. 1 అగ్నిష్టే పాదం వక్తేతి. సత్యకాముడు వృషభదేవ, దయచేసి బ్రహ్మము యొక్క 2వ పాదము గురించి బోధించండి. వృషభము అదా, అది నేను కాదు, అగ్నిదేవులవారు మాత్రమే బోధించగలరు, నేను కాదు. ఇట్లా పలికి పూజనీయుడగు వృషభము చెప్పటమును విరమించింది. సహ స్వోభూతేగా అభిప్రస్థాప్రయాంచకార తాయత్ర అభిసాయం బభూవః తత్ర అగ్నిం ఉపసమాధాయగా ఉపరుధ్య సమిధం ఆధాయ పశ్చాత్ అగ్నేహ ప్రాముపోపవివేశ. ఆ మరునాడు సత్యకాముడు గోవులను మేపటానికి అడవికి తీసుకొనిపోయి ఇక మేపనారంభించాడు. అక్కడ కొన్ని ఎండు కట్టెలు తెచ్చి అగ్నిని వెలిగించారు. తూర్పు దిక్కుగా కూర్చుని అగ్నిదేవుని ప్రతిష్ఠించి ఆహ్వానము, సుస్వాగతము మొదలైనవి స్తుతులు పలుకుచూ ఆరాధించసాగారు. అప్పుడు అగ్నిదేవుడు పలుకసాగారు, తమగ్నిరభ్యువాద సత్యకామ ఇతి భగవ ఇతి హ ప్రతిశుశ్రావ జూన్ 2, 2004. 2 తమ్ అగ్న్యః అభ్యువాద సత్యకామ ఇతి భగవ ఇతి హ ప్రతిశుశ్రావ. అగ్ని భగవానుడు, ఓ సత్యకామ. సత్యకాముడు, హే భగవాన్. అగ్నిదేవ, నమో నమః. అగ్నిదేవుడు, నన్ను ఎందుకొరకే ఉపాసిస్తూ ఆహ్వానించావయ్యా? బ్రహ్మణః సోమ్యతే పాదం బ్రవాణితి బ్రవీతు మే భగవానితి తస్మై హోవాచ పృథివీ కళాంతరిక్షం కళాద్యోహ కళ సముద్రః కలేశ వై సోమ్య చతుష్కలః పాదో బ్రహ్మణోనంతవాన్ నామ. జూన్ 3, 2004. 3 బ్రహ్మణః సోమ్య తే పాదం బ్రవాణి ఇతి బ్రవీతు మే భగవాన్ ఇతి తస్మై హ ఉవాచ పృథివీ కళ అంతరిక్షం కళ ద్యోహ కళ సముద్రః కళ ఏష వై సోమ్య చతుష్కలః పాదో బ్రహ్మణో అనంతవాన్ నామ. సత్యకాముడు, అగ్నిదేవ, బ్రహ్మము యొక్క రెండవ పాదము గురించి మీరు బోధిస్తారు కదా అని మిమ్ములను భక్తితో ఆహ్వానించాను. భగవాన్, దయతో బోధించండి. అగ్నిదేవుడు, సరే విను, చెప్పుతాను. బ్రహ్మము యొక్క రెండవ పాదమునకు చెందిన నాలుగు కళా ప్రదర్శనములు ఇట్లు ఏర్పడి ఉన్నాయి. ఒకటి పృథివీ కళ, రెండు అంతరిక్ష కళ, మూడు దిలోక స్వర్గలోక కళ, నాలుగు సముద్ర కళ. ఈ నాలుగు బ్రహ్మము యొక్క నాలుగు కళలే అంశలే బ్రహ్మమువలెనే అనంతములే ఉన్నాయి. ఈ నాలుగు కళలను బ్రహ్మము యొక్క రెండవ పాదపు నాలుగు అంశలుగా ఉపాసించు. సయ ఏతమేవం విద్వాక్శ్చతుష్కలం పాదం. బ్రహ్మణోనంతవానిత్యుపాస్తేనంతవానస్మిల్లోకే భవత్యనంతవతో హలోకాంజయతి య ఏతమేవం విద్వాక్శ్చతుష్కలం పాదం. బ్రహ్మణోనంతవానిత్యుపాస్తే జూన్ 4, 2004. ఇతి షష్ఠః ఖండః. 4. సయ ఏతం ఏవం విద్వాగ్ చతుష్కలం పాదం. బ్రహ్మణో అనంతవాన్ ఇతి ఉపాస్తే అనంతవాన్ అస్మిల్లోకే భవతి అనంతవతో హలోకాంజయతి య ఏతం ఏవం విద్వాగ్ చతుష్కలం పాదం. బ్రహ్మణో అనంతవాన్ ఇతి ఉపాస్తే. ఎవరైతే బ్రహ్మము యొక్క రెండవ పాదమునకు చెందిన కళలు ఆర్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ గా పృథివిని, ఆకాశము, అంతరిక్షమును, అశరీర దివ్యపురుషుల, దేవతాలోకము, సముద్రములను అనంతరూపంగా ఎరిగి ఉపాసిస్తాడో అట్టివాడు దృశ్యముచే పరిమితము కానివాడై అనంతుడు అపరిమితుడు అగుచున్నాడు. అనంతుడై లోకములను జయించుచున్నాడు. లోకములను తనేందు దర్శిస్తున్నాడు. ఈ బ్రహ్మము యొక్క చతుష్పాదముల అనంతత్వము ఆరాధించువాడు అనంతుడై వెలుగొందగలడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ చతుర్థాధ్యాయే షష్ఠః ఖండః. 4, 7. చతుర్థ ప్రపాఠకః సప్తమ ఖండము అజ్యోతిష్మాన్ చతుష్కలా బ్రహ్మము యొక్క మూడవ పాదము. హంసస్తే పాదం వక్తేతి సహ స్వభూతేగా అభిప్రస్థాపయాంచకార తాయత్రాభి సాయం బభూస్తత్రాగ్నిముపసమాధాయగా అపరుధ్య సమిధమాధాయ పశ్చాదగ్నేహ ప్రాముపోపవివేశ. జూలై 1, 2004. 1. హంసః తే పాదం వక్త ఇతి సహ స్వభూతేగా అభిప్రస్థాపయాంచకార తాయత్ర అభిసాయం బభూవః తత్ర అగ్నిం ఉపసమాధాయ గా ఉపరుధ్య సమిధం ఆధాయ పశ్చాత్ అగ్నేహ ప్రాం ఉపా ఉపవివేశ. సత్యకాముడు స్వామి, బ్రహ్మము యొక్క మూడవ పాదము గురించి చెప్పరు. అగ్నిదేవుడు, బిడ్డా, నీవు అడిగిన మూడవ పాదము గురించి హంసను అడుగు చెప్పగలదు. ఆ హంస నీకు మూడవ పాదము యొక్క అంశలను విశదీకరించగలదు. ఇట్లా ఆ మరునాడు ఉదయం మరల ఆవులను తోలుకొని అడవికెళ్లారు. ఆవులను మేతకు త్రోలారు. అక్కడ కొన్ని సమిధలు పేర్చి అగ్నిని ప్రజ్వలింపజేశారు. తూర్పుముఖంగా అగ్నికి ఎదురుగా ఆసీనులైనారు. హంసను ధ్యానం చేశారు. హంస ప్రత్యక్షమైనది. తంహంస ఉపనిపత్యాభివాద సత్యకామ ఇతి భగవ ఇతి హ ప్రతిశుశ్రావ. జూలై 2, 2004. 2. తంహంస ఉపనిపత్యాభివాద సత్యకామ ఇతి భగవ ఇతి హ ప్రతిశుశ్రావ. హంస ఓ సత్యకామ, సత్యకాముడు భగవాన్, హంసదేవ, నమో నమః. హంసద్ ఏమిటయ్యా, నన్నెందుకు అగ్న్యోపాసన పూర్వకంగా ఆహ్వానించావు? బ్రహ్మణః సోమ్యతే పాదం బ్రవాణితి బ్రవీతు మే భగవానితి తస్మై హోవాచాగ్నేహ కళా సూర్యః కళా చంద్రః కళా విద్యుత్కలేశ వై సోమ్య చతుష్కలః పాదో బ్రహ్మణో జ్యోతిష్మా నమ. జూలై 3, 2004. 3. బ్రహ్మణః సోమ్యతే పాదం బ్రవాణి ఇతి బ్రవీతు మే భగవాన్ ఇతి తస్మైః ఉవాచః. అగ్నేః కళా సూర్యః కళా చంద్రః కళా విద్యుత్ కళా ఏష వై సోమ్య చతుష్కలః పాదో బ్రహ్మణో జ్యోతిష్మాన్ నామ. సత్యకాముడు ఓ సౌమ్య, బ్రహ్మము యొక్క మూడవ పాదము గురించి చెప్ప ప్రార్థన. భగవాన్, దయతో వివరించండి. హంసం చెప్పుచున్నాను, వినండి. బ్రహ్మము యొక్క నాలుగు కళలు అంశలు, మూడవ పాదము యొక్క అంశలు. ఒకటి అగ్ని, రెండు సూర్యుడు, మూడు చంద్రుడు, నాలుగు విద్యుత్తు, తేజస్సు, ఓ సౌమ్య. బ్రహ్మము యొక్క అంశలుగా వీటిని ఎరిగినవాడు జ్యోతిష్మాన్ లోకములను జయించగలడు. సయ ఏతమేవం విద్వాక్శ్చతుష్కలం పాదం బ్రహ్మణో జ్యోతిష్మానిత్యపాస్తే జ్యోతిష్మానస్మి లోకే భవతి జ్యోతిష్మతో హలోకాంజేతి య ఏతమేవం విద్వాక్శ్చతుష్కలం పాదం బ్రహ్మణో జ్యోతిష్మానిత్యపాస్తే. జూలై 4, 2004 ఇతి సప్తమః ఖండః. 4. సయ ఏతం ఏవం విద్వాన్ చతుష్కలం పాదం బ్రహ్మణో జ్యోతిష్మాన్ ఇతి ఉపాస్తే జ్యోతిష్మాన్ అస్మిన్ లోకే భవతి జ్యోతిష్మతో హలోకాన్ జయతి య ఏతం ఏవం విద్వాన్ చతుష్కలం పాదం బ్రహ్మణో జ్యోతిష్మాన్ ఇతి ఉపాస్తే. బ్రహ్మము యొక్క పాదములుగా కళలుగా అగ్ని, సూర్య, చంద్ర వివిద్యుత్తులను భావించి ఉపాసించువాడు జ్యోతిష్మంతుడు. జ్యోతిష్మంత లోకాలను జయించగలడు అనగా జ్యోతిష్మంత లోకములను తనయందు దర్శించగలడు, జ్యోతిస్వరూపుడై ప్రకాశించగలడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ 4th అధ్యాయే 7th ఖండః. 4, 8 చతుర్థ ప్రపాఠకః అష్టమఖండము ఆయతనవాన్ చతుష్కలా బ్రహ్మము యొక్క 4వ పాదము. మద్గుష్టే పాదం వక్తేతి సహ స్వోభూతేగా అభిప్రస్థాపయాంచకార తా యత్రాభి సాయం బభూస్తత్రాగ్నిముపసమాధాయగా ఉపరుధ్య సమిధమాధాయ పశ్చాదగ్నేహ ప్రాముపోపవివేశ. 1, 2004 ఒకటి మద్గుష్టే పాదం వక్త ఇతి సహ స్వోభూతే గా అభిప్రస్థాపయాంచకార తా యత్రాభిసాయం బభూవః తత్ర అగ్నిం ఉపసమాధాయ గా ఉపరుధ్య సమిధం ఆధాయ పశ్చాత్ అగ్నేహ ప్రాం ఉపా ఉపవివేశ. సత్యకాముడు తరువాతి 4వ పాదము గురించి కూడా చెప్పండి. హంసత్ మిత్రమా, అది నీకు మద్గుష్టము నీటి కాకి చెప్పగలదులే అని హంస మౌనము వహించింది. ఆ మరునాడు సత్యకాముడు దినచర్యగా ఆవులను తోలుకు వెళ్లారు. అవి మేత మేయనారంభించాయి. అతడు సమిధలు ప్రోగుచేసి అగ్నిని వెలిగించి తూర్పుగాను అగ్నికి ఆవలగా కూర్చుని నీటి కాకి గురించి ప్రార్థనలు సమర్పించారు. తమ్ మద్గురుపని పత్యాభివాద సత్యకామ ఇతి భగవ ఇతి హ ప్రతిశుశ్రావ 2, 2004 రెండు తమ్ మద్గుహ ఉపనిపత్య అభివాద సత్యకామ ఇతి భగవ ఇతి హ ప్రతిశుశ్రావ. మద్గుష్టము నీటికాకి ఓ సత్యకామ. సత్యకాముడు ఓ జలజంతు దేవత, జ్ఞానియగు నీటికాకి భగవాన్ నమస్కారము అని స్తుతించారు. బ్రహ్మణః సౌమ్యతే పాదం బ్రవాణితి బ్రవీతు మే భగవానితి తస్మై హోవాచ ప్రాణః కళాచక్షుః కళాశ్రోత్రం కళామనః కలేశ వై సౌమ్య చతుష్కలః పాదో బ్రహ్మణ ఆయతనవాన్ నమః. 3, 2004 3. బ్రహ్మణః సౌమ్య తే పాదం బ్రవాణి ఇతి బ్రవీతు మే భగవన్ ఇతి తస్మై హోవాచ ప్రాణః కళా చక్షుః కళా శ్రోత్రం కళా మనః కళా ఏషవై సౌమ్య చతుష్కలః పాదో బ్రహ్మణ ఆయతనవాన్ నామ. సత్యకాముడు హే బ్రహ్మన్ భగవాన్, బ్రహ్మము గురించిన 4వ పాదము గురించి నాకు చెప్పమని విన్నపము. మద్గుష్టము చతుష్కళలు 1 ప్రాణకళ, 2 చక్షువులు చూపు కళ, 3 శ్రోత వినికిడి కళ, 4 మనస్సు కళ. హే సౌమ్య, ఈ చతుష్కళ సమన్విత బ్రహ్మము యొక్క పాదమును తెలుసుకున్నవాడు ఆయతనవంతుడు, ఉత్తమ స్థానము కలవాడు అగుచున్నాడయ్యా. సయే ఏతమేవం విద్వాక్శ్చతుష్కలం పాదం బ్రహ్మణ ఆయతనవాని ద్యుపాస్త ఆయతనవానస్మిలోకే భవత్యాయతనవతో హలోకాంజేతి య ఏతమేవం విద్వాక్శ్చతుష్కలం పాదం బ్రహ్మణ ఆయతనవాని ద్యుపాస్తే. 4, 2004 ఇతి అష్టమః ఖండః. 4. సయ ఏతం ఏవం విద్వాన్ చతుష్కలం పాదం బ్రహ్మణ ఆయతనవాన్ ఇతి ఉపాస్త ఆయతనవాన్ అస్మిన్ లోకే భవతి ఆయతనవతో హలోకాన్ జయతి య ఏతం ఏవం విద్వాన్ చతుష్కలం పాదం బ్రహ్మణ ఆయతనవాన్ ఇతి ఉపాస్తే. నాలుగు పాదములగు, ఒకటి ప్రాణము, రెండు చక్షువులు, కళ్ళు చూపు, మూడు శ్రోతము వినికిడి, నాలుగు మనస్సు ఆలోచన స్థానములను బ్రహ్మము యొక్క కళలుగా ఉపాసించువాడు ఆయతనుడు, ఉత్తమ గృహము కలవాడు, అవగలడు. సమస్త లోకములు ఆతనికి సొంత ఇంటితో సమానము అవుతాయి. లోకములను జయించగలడు, లోకములను తనేందు దర్శించగలడు. ఉపాసనచే బ్రహ్మమును ఉపాసించువాడు సర్వసమృద్ధుడు కాగలడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ చతుర్థాధ్యాయే అష్టమః ఖండః 4-9 చతుర్థ ప్రపాఠకః నవమ ఖండము గురుముఖతా బ్రహ్మవిద్య అభ్యాసము ప్రాపహాచర్యకులం తమాచార్యోభివద సత్యకామ ఇతి భగవ ఇతిహ ప్రతిశుశ్రావ సెప్టెంబర్ 1, 2004 1 ప్రాపహ ఆచార్యకులం తమ్ ఆచార్యో అభివాద సత్యకామ ఇతి భగవ ఇతిహ ప్రతిశుశ్రావ. అప్పుడు సత్యకాముడు గురుకులం చేరాడు. ఆచార్యులవారు, ఓ సత్యకామ, సత్యకాముడు భగవాన్ గురుదేవ, సాష్టాంగ దండ ప్రణామములు స్వీకరించండి. ఆచార్యులు, సౌమ్య, సత్యకామ, నీ ముఖము చూస్తూ ఉంటే బ్రహ్మమును ఎరిగినట్లుగా కనిపిస్తున్నావు. నీకు ఎవ్వరు బోధించారు? బ్రహ్మవిధువ వై సోమ్య భాసీ కోను త్వానుసశాసేత్యన్యే మనుష్యేభ్య ఇతిహ ప్రతిజజ్ఞే భగవాంస్త్వేవ మే కామే బ్రూయాత్ సెప్టెంబర్ 2, 2004 బ్రహ్మవిత్ ఇవ వై సోమ్య భాసీ కోను త్వానుసశాసేతి అన్యే మనుష్యేభ్య ఇతి హ ప్రతిజజ్ఞే భగవాన్ త్వయేవ మే కామే బ్రూయాత్. సత్యకాముడు, మనుష్యులకు వేరైనవారే నాకు సవిశేషకార బ్రహ్మము యొక్క కళల గురించి, పాదముల గురించి చెప్పారు. అయితే మాత్రం ఏమున్నది? స్వామీ, మీరు నాకు నేను కోరుకొనుచున్న నిర్విష నిరాకార బ్రహ్మము గురించి బోధించి భగవాగుడు ధన్యుడు గా తీర్చిదిద్దండి. శృతం హ్యేవ మే భగవద్రుసేభ్య ఆచార్యాధ్యైవ విద్యా విదిత సాధిష్టం ప్రాపతీతి తస్మై హైతదేవోవాచాత్ర హనక్కించన వియాయతి వియాయతి సెప్టెంబర్ 3, 2004 ఇతి నవమః ఖండః 3 శృతం హి ఏవ మే భగవద్రుసేభ్య ఆచార్యాధ్యైవ విద్యా విదిత సాధిష్టం ప్రాపతి ఇతి తస్మై హి ఏతత్ ఏవో వాచ అత్ర హనక్కించన వియాయతి వియాయతి. తమ వంటి మహనీయులగు ఆచార్యులు బోధించినది అత్యుత్తమమైన బ్రహ్మవిద్య. ఆచార్యులగు మీరు బోధించుటచేతనే మేము సాధుత్వము పొందగలమని మీవంటి మహనీయులు చెప్పటం వింటున్నాము. శ్రీ గురుభ్యోన్నమో నమో నమో నమః. అప్పుడు ఆచార్యులగు గౌతమ మహర్షి సత్యకామునికి బ్రహ్మవిద్యను బోధించారు. అప్పుడు లోటు అననదంతా తొలగిపోయి ఆ సత్యకాముడు ఏలోటు లేనివాడైనాడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ చతుర్థాధ్యాయే నవమః ఖండః 4-10 చతుర్థ ప్రపాఠకః దశమ ఖండము ఔపకోసల విద్య ఉపకోసలో హవై కామలయనః సత్యకామే జాబాలే బ్రహ్మచార్యమువాస తస్యః ద్వాదశ వార్షాణ్యగ్నిం పరిచచార సహస్మాన్యానంతేవాసిన సమావర్తయంస్తం హస్మైవన సమావర్తయతి అక్టోబర్ 1, 2004 1 ఉపకోసలో హవై కమలయనః సత్యకామే జాబాలే బ్రహ్మచర్యం ఉవాస తస్యః ద్వాదశ వర్షాణి అగ్నిం పరిచచార సహస్మాన్యాన్ అంతేవాసినః సమావర్తయంతగ్మః స్మయేవ న సమావర్తయతి. కమలాయని మునీంద్రుని కుమారుడు ఉపకోసల కమలాయనుడు అనేవారు ఆయన సత్యకామ జాబాలి ఆశ్రమంలో ఉండి బ్రహ్మచర్య వ్రతమును, బ్రహ్మము గురించిన ఉపాసనా వ్రతమును నిర్వర్తించసాగారు. 12 సంవత్సరముల కాలము ఆయన తోటి విద్యార్థులతో కూడి శాస్త్ర ప్రవచనానుసారంగా అగ్నికార్యము, దైనందిక హోమము మొదలైన వాటిని నిర్వర్తించారు. ఆ విధంగా 12 సంవత్సరముల కాలము గడిచిన తరువాత సత్యకామ జాబాలి ఒకరోజు శిష్యులందరికీ వీడ్కోలు ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. కాని ఉపకోసలునుని మాత్రం ఆ సభకు పిలువలేదు. తమ్ జాయోవాచ తప్తో బ్రహ్మచారీ కుశలమగ్నిం పరిచచారీన్మ త్వాగ్నేహ పరిప్రవోచన్ ప్రబృహ్యస్మ ఇతి తస్మై హాప్రోచ్యైవ ప్రవాసాంచక్రేత్ అక్టోబర్ 2, 2004 2 తమ్ జాయ ఉవాచ తప్తో బ్రహ్మచారీ కుశలం అగ్నిం పరిచచారీన్ మాత్వాజ్ఞేహ పరిప్రవోచన్ ప్రబ్రూహి అస్మా ఇతి తస్మైహ అప్రోచేవ ప్రవసాంచక్రే. అప్పుడు సత్యకాముని భార్య గురుమాత సత్యకామునితో ఇట్లా పలికారు, పతిదేవ, తమరు శిష్యులందరికీ వీడ్కోలు ఆశీర్వాదము ప్రసాదించారు, కాని మీ శిష్యులలో అపకోసలుని మాత్రం వీడ్కోలు సభకు పిలువలేదు. ఉపకోసలుడు అందరికంటే కూడా గురుకుల ఆశ్రమ సేవ అధికంగా చేసి ఉన్నవాడు. ఇది మీరు గమనించియే ఉంటారు. బ్రహ్మచర్య వ్రతమును దీక్షగా నిర్వర్తించి ఉన్నాడు కూడా. నిత్యాగ్నిదేవత ఈ విషయంలో మిమ్ములను ఆక్షేపించవచ్చునేమో గదా. సత్యకాముడు అది వినికూడా అపకుశలనకు వీడ్కోలు అపదేశము ఇవ్వకుండానే ఎటో ప్రహసమునకు సంచారమునకు వెళ్లారు. సహ వ్యాధినానసితుం దధే తమాచార్య జయోవాచ బ్రహ్మచారిన్నసన కింను నాశనాసీతి సహోవాచ బహవ ఇమేస్మిన్ పుషే కామ నానాత్యయ వ్యాధిభ్యః ప్రతిపూర్ణోస్మి నాశిష్యామితి అక్టోబర్ 3, 2004 3 సహ వ్యాధినా అనసితుం దధే తమ్ ఆచార్య జాయా ఉవాచ బ్రహ్మచారిన్ అసన కింను నాశనాసి ఇతి సహ ఉవాచ బహవ ఇమే అస్మిన్ పురుషే కామాన్ అనాత్యయ వ్యాధిభ్యః ప్రతిపూర్ణోస్మి నా శిష్యామి ఇతి. అది తెలుసుకున్న అపకుశలుడు మనోవేదన చెంది ఉపాసములతో క్రూశించిపోసాగాడు. అప్పుడు ఆచార్యపత్ని సత్యకాముని జీవిత భాగస్వామి అది గమనించారు. ఉపకుశలునితో ఇట్లు పలికారు, గురుమాత ఆచార్యులవారి ధర్మపత్ని, ఓ బ్రహ్మచారి, చిరంజీవి, ఉపకుశల, ఏమిటి నీవు ఆహారం తీసుకోవటం మానవా? ఎందుకు? ఉపకుశలుడు, గురుమాత, అనుకున్నది జరగకపోవటంచేత నేను మనోవ్యాధిచే ప్రతిపూర్ణుడను అయ్యాను. భోజనముపై మనస్సు పోవటం లేదు. ఆ నిరుత్సాహం చూచి గురుమాత అయ్యో, బిడ్డ ఏమవుతాడో అని అనుకోసాగారు. అథహాగ్నేహ సముద్రే తప్తో బ్రహ్మచారి కుశలం నహ పర్యచారి ధంతాస్మై ప్రబ్రవామేతి తస్మై హోచుహ ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మేతి అక్టోబర్ 4, 2004 4 అథహ అగ్నేహ సముద్రే తప్తో బ్రహ్మచారి కుశలం నహ పర్యచారీత్ హాంత అస్మై ప్రబ్రవామి ఇతి తస్మై హ ఊచుహ ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ ఇతి. అప్పుడు అపకుశలుని నిరాహారము ఆహారము తీసుకోకపోవటము గమనించిన యజ్ఞాగ్ని దేవతలు ఒకచోట కలుసుకున్నవై ఇట్లా సంభాషించుకోసాగారు. యజ్ఞాగ్ని దేవతలు, ఓ మిత్ర అగ్నిశిఖ దేవతలారా, ఈ పిల్లవాడు అపకుశలుడు ఆహారం తీసుకోక ఎంతో బాధపడుచున్నాడు. ఈతడు సుదీర్ఘకాలంగా సేవానిరతుడై అహుతులను అందించటంలో శ్రమలు తీసుకుని ఉన్నాడు. ఈతనిని ఓరడించి శాంతపరచటం మన యొక్క ప్రత్యుపకార ధర్మము. యాజ్ఞాగ్ని దేవతలు, చిరంజీవ, ఉపకోసల, నీకు ఉపదేశము ప్రసాదించదలిచాము. విను, ప్రాణమే బ్రహ్మము, కం బ్రహ్మము, ఖం బ్రహ్మము అని ఎరుగుదువా. సహోవాచ విజానామ్యహం యత్ప్రాణో బ్రహ్మ కం చ తుఖం చ న విజానమితి తే హోచుర్యద్వావకం తదేవ ఖం యదేవ ఖం తదేవ కమితి ప్రాణం చ హాస్మై తదాకాశం చోచః అక్టోబర్ 5, 2004 ఇతి దశమః ఖండః. 5 సహ ఉవాచ విజానామి అహం యత్ప్రాణో బ్రహ్మ కం చ తుఖం చ న విజానామి ఇతి తే హ ఉచు యత్వావకం తత్యేవ ఖం యత్ ఏవ ఖం తత ఏవ కం ఇతి ప్రాణం చహ అస్మై తత్ ఆకాశం చ ఊచుహ. ఉపకోసలుడు, ఓ యజ్ఞాగ్ని శిఖ దేవతలారా, నమో నమః. ప్రాణము బ్రహ్మమే అనే విషయం నేను ఎరిగి ఉన్నాను, కాని మీరు కం బ్రహ్మమే ఖం బ్రహ్మమే అంటున్నారే. ఆ విషయం నేను ఎరిగి ఉండలేదు. దయచేసి విశదపరచండి. అగ్నిదేవతలు, ఏది కమ్యో అదియే ఖం, ఏది ఖమ్యో అదియే కం కూడా. కం సుఖమూర్ ఖం ఆకాశము. అప్పుడు యజ్ఞాగ్ని దేవతలు ఆ అపకోసలునికి సుఖమయ రూపమగు ప్రాణము గురించి, ఆకాశము చిదాకాశము గురించి కూడా ఉపదేశించారు. ఇతి ఛాందోగ్యోపనిషత్ చతుర్థాధ్యాయే దశమః ఖండః 4:11. చతుర్థ ప్రపాఠకః ఏకాదశ ఖండము గార్హపత్యాగ్ని అనుశాసనము 1. అథ హైనం గార్హపత్యోనుశాస పృథివ్యగ్నిరన్నమాదిత్య ఇతి యయేష ఆదిత్యే పురుషో దృశ్యతే సోహమస్మి స ఏవాహమస్మీతి. నవంబర్ 1, 2004. 1. అథ హి ఏనం గార్హపత్యో అనుశాస పృథివ్యః అగ్నేః అన్నం ఆదిత్య ఇతి యయేష ఆదిత్యే పురుషో దృశ్యతే సోహమస్మి స ఏవ అహం అస్మి ఇతి. గార్హపత్యాగ్ని పురుషుడు, నేను సర్వదా ఆత్మస్వరూపుడను. ఈ సమస్తము ఆత్మస్వరూపమే. కాబట్టి భూమి, అగ్ని, అన్నము ఆదిత్యుల రూపముగా ఉన్నది నేనే. ఇది అనుశాసనము. ఆదిత్యనియందు ఏ పురుషుడు, వర్కర్ ఆఫ్ ద హోల్, కనిపిస్తూ ఉన్నారో ఆ ఆదిత్య పురుషుడను నేనే. ఆ ఆదిత్య పురుషుడనే నేను. అంతేగాని జీవమాత్రుడను కాను. అగ్ని కట్టెల రూపమాత్రుడను కాను. సయ ఏతమేవం విద్వానుపాస్తే పహతే పాపకృత్యాంలోకి భవతి సర్వమాయిరేతి జోగ్జీవతి నాస్యవర్ పురుషాక్షీయంత ఉప వయం తం భుంజామోస్మిక్స్చ లోకేముష్మిక్స్చ య ఏతమేవం విద్వానుపాస్తే. నవంబర్ 2, 2004. ఇతి ఏకాదశః ఖండః 2. సయ ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే అపహతే పాపకృత్యాంలోకి భవతి సర్వం ఆయురేతి జోగ్జీవతి నాస్య అవరపురుషాః క్షీయంతే. ఎవ్వడైతే ఆత్మ గురించి ఈ విధంగా ఈ సమస్తము ఆత్మయే, నేను ఆత్మస్వరూపుడనే, ఈ సమస్తము నేనే అని ఆత్మజ్ఞాన విద్వాంసుడై నిశ్చరుడవుతాడో ఆతని పాపదృష్టులన్నీ తొలగిపోతాయి, ఉత్తమ లోకములు సిద్ధించుకోగలడు, ఆయుష్షు పవిత్రమవుతుంది, ఉజ్వలుడై జీవించగలడు. ఆతనిని ఆశ్రయించినవారు, సంబంధికులు క్షీణత పొందరు. ఉపవయం తంభుంజామో అస్మింశ్చ లోకే అముష్మింశ్చ య ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే. అట్టి ఆముష్మిక లోకతత్వము ఎరిగినవారు మాచే ఇహ అపరములందుకూడా మార్గదర్శకులుగా తత్వజ్ఞులుగా గౌరవించబడుచున్నారు. ఈ విధంగా పలికి గార్హపత్యాగ్ని పురుషుడు మౌనం వహించారు. ఇతి ఛాందోగ్యోపనిషత్ 4:12. చతుర్థ ప్రపాఠకః 12 గార్హపత్యాగ్ని అనుశాసనము 2. అథ హైనమన్వాహార్యపచనోనుశాసాపో దిశో నక్షత్రాణి చంద్రమా ఇతి యయేష చంద్రమసి పురుషో దృశ్యతే సోహమస్మి స ఏవాహమస్మీతి. డిసెంబర్ 1, 2004. 1. అథ హి ఏనం అన్వాహార్యపచనో అనుశాస ఆపో దిశో నక్షత్రాణి చంద్రమా ఇతి య ఏష చంద్రమసి పురుషో దృశ్యతే సోహమస్మి స ఏవ అహమస్మి ఇతి. గార్హపత్యాగ్ని అనుశాసనం. అప్పుడు అన్వాహార్య పచనాగ్ని గురించి గార్హపత్యాగ్ని దేవత ఇంకా ఈ విధంగా బోధించసాగారు. గార్హపత్యాగ్ని పురుషుడు, దేవత, ఓ ఉపకోసల, ఇది కూడా విను. 1. జలము, 2. దిక్కులు, 3. నక్షత్రములు, 4. చంద్రమా అయి ఉన్నది చంద్రమ పురుషకారమే. అట్టి చంద్రమసముగా కనబడుచు ఉన్నదంతా నేనే అయి ఉన్నాను. అది నేను, నేనే అదంతా. స య ఏతమేవం విద్వానుపాస్తే పహతే పాపకృత్యాంలోకి భవతి సర్వమాయిరేతి జోగ్జీవతి నాస్యవర్ పురుషాక్షీయంత ఉప వయం తం భుంజామోస్మిక్స్చ లోకేముష్మిక్స్చ య ఏతమేవం విద్వానుపాస్తే. డిసెంబర్ 2, 2004. ఇతి ద్వాదశః ఖండః 2. స య ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే అపహతే పాపకృత్యాం లోకీ భవతి సర్వమాయిరేతి జోగ్జీవతి నాస్య అవరపురుషాః క్షీయంత ఉప వయం తంభుంజామో అస్మింశ్చ లోకే అముష్మింశ్చ య ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే. ఇది ఎరిగి ఉపాసిస్తున్న విద్వాంసుడు అది నేనే అనే భావనను నిశ్చలపరుచుకున్నవాడు సర్వపాప దృష్టుల నుండి విడివడగలడు, సర్వలోకములు తన స్వరూపమే అయి ఆనందించగలడు, ఉత్తమ ఆయుష్షు పొందగలడు, స్వయం ప్రకాశమగు జ్యోతి స్వరూపుడై విరాజిల్లగలడు, అట్టివాని వంశము క్షీణించదు. వారు ఆముష్మిక లోకవాసులుగా మాచే దర్శించబడుచున్నారు, గౌరవించబడుచున్నారు. లోకంలో అట్టివారు మాకు ఆరాధ్య పురుషులగుచున్నారు. ఇది ఛాందోగ్యోపనిషత్ చతుర్థాధ్యాయే ద్వాదశః ఖండః 4:13. చతుర్థ ప్రపాఠకః త్రయోదశ ఖండము ఆహవనియగ్ని అనుశాసనం 1. అథ హైనమాహవనియనుశశాస ప్రాణ ఆకాశో ద్యౌర్విద్యుదితి య ఏష విద్యుతి పురుషో దృశ్యతే సోహమస్మి స ఏవాహమస్మీతి. 4:13.1.1. అథ హి ఏనం ఆహవనీయో అనుశశాస ప్రాణ ఆకాశో ద్యోహ విద్యుత్ ఇతి య ఏష విద్యుతి పురుషో దృశ్యతే సోహమస్మి స ఏవ అహమస్మి ఇతి. ఆహవనీయాగ్ని పురుషుడు దేవత. ఏ విద్యుత్ పురుషుడు ప్రాణ ఆకాశ ద్యులోక విద్యుత్తు తేజోమయము గా అగుపిస్తున్నారో అట్టి విద్యుత్ తేజో పురుషుడను నేనే. నేనే అవన్నీగా ఏర్పడి ఉన్నాను. సయ ఏతమేవం విద్వానుపాస్తే పహతే పాపకృత్యాంలోకి భవతి సర్వమైరేతి జ్యోగ్జీవతి నాస్యవర్ పురుషాక్షియంత ఉప వయం తం భుంజామోస్మిక్శ్చ లోకే ముష్మిక్శ్చ య ఏతమేవం విద్వానుపాస్తే. 4:13.2. ఇతి త్రయోదశః ఖండః 2. సయ ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే అపహతే పాపకృత్యాంలోకి భవతి సర్వం ఆయుః ఏతి జ్యోగ్జీవతి నాస్య అవరపురుషాః క్షీయంత ఉప వయం తం భుంజామో అస్మిన్శ్చ లోకే అముష్మింశ్చ య ఏతం ఏవం విద్వాన్ ఉపాస్తే. ఈ విధంగా ఎవరైతే తన ఆత్మస్వరూపము గురించి తాను తెలుసుకుని విద్వాంసుడై ఉపాసిస్తాడో అట్టివాడు పాపకృత్యముల నుండి విడివడి సర్వలోకహితుడు అవుతాడు, ఆయుష్మంతుడు కాగలడు, జ్యోతి స్వరూపుడై జీవితమును ప్రకాశింపజేసుకోగలడు, అతని వంశము పావనము అవుతుంది. అతని ఆముష్మక జ్ఞానమును మేము భజించుచున్నాము. ఇతి ఛాందోగ్యోపనిషత్ చతుర్థాధ్యాయే త్రయోదశః ఖండః 4:14. చతుర్థ ప్రపాఠకః చతుర్దశ ఖండము ఆహవనియగ్ని అనుశాసనం 2. తే హోచరుపకోశలేషా సోమ్యతే స్మద్విద్యాత్మ విద్య చాచార్యస్తు తే గతిం వక్తే త్యాజగామ హాస్యాచార్యస్తమాచార్యోభ్యువాదోపకోశల ఇతి. 4:14.1.1. తే హౌచుః ఉపకోశలేష సోమ్య తే అస్మత్ విద్యా ఆత్మ విద్యాచ ఆచార్యస్తు తే గతిం వక్తా ఇతి అజగామః అస్య ఆచార్యః తం ఆచార్యో అభివాద ఉపకోసల ఇతి. ఆ అగ్ని పురుషులు ఇంకా ఇట్లా ప్రవచించసాగారు. త్రయగ్ని పురుషులు, ఓ ప్రియ ఉపకోసల సౌమ్య, మేము మీకు ఆత్మ విద్య గురించి చెప్పాము. ఇంకా కూడా మీ గురుదేవులు సత్యకాములవారు మరింతగా బోధించగలరు. అప్పుడు ఆచార్యులవారు సత్యకాములవారు సంచారము నుండి తిరిగి వచ్చారు. ఆచార్యులు, ఓ ఉపకోసల భగవ ఇతిహ ప్రతిశుశ్రావ బ్రహ్మవిద ఇవ సోమ్యతే ముఖం భాతి కోను త్వానుసశాసేతి కోను మానుషిష్యాద్భో ఇతిహపేవ నీనుతా ఇమే నూనమీదృశ అన్యాదృశ ఇతిహాగ్నినభ్యుదే కిన్ను సోమ్య కిలతేవో చన్నితి. 4:14.2.2. భగవ ఇతిహ ప్రతిశుశ్రావ బ్రహ్మవిద ఇవ సోమ్య తే ముఖం భాతి కాను త్వా అనుశశాసేతి కో ను మా అనుశిష్యాద్భో ఇతిహ అప ఏవ నిహ్నుతే ఇమే నూనం ఈదృశ అన్యాదృశ ఇతిహ అగ్నీన్ అభ్యుదే కిం ను సోమ్య కిలతే అవోచన్ ఇతి. ఉపకోసలుడు భగవాన్ గురుదేవ, నమో నమః. ఆచార్యులు సౌమ్య, ప్రియదర్శనుడా, నీ ముఖము బ్రహ్మవేత్త ముఖంలాగా ప్రకాశిస్తోందే. నీకు ఎవ్వరైనా బ్రహ్మవిద్యను ఉపదేశించారా? ఉపకోసలుడు స్వామీ గురుదేవ, మీ శిష్యుడనగుటచే మీరే కదా నాకు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించాలి. ఆయా విధములుగా గాహపత్యాగ్న్యాహవనియగ్ని స్వరూపుడగు అగ్నిదేవుడు దృశ్యంలో సందర్భములగు కొన్ని విశేషముల పట్ల సోహంభావమును బోధించారు. ఇదమితి హప్రతిజజ్ఞే లోకాన్వావకిల సోమ్యతేవోచన్నహం తూతే తద్వక్ష్యామి యథా పుష్కరపలాస ఆపో నశ్లిష్యంత ఏవమేవం విధి పాపం కర్మ నశ్లిష్యత ఇతి బ్రవీతు మే భగవానితి తస్మై హోవాచ. 4:14.3. ఇతి చతుర్దశః ఖండః. మూడు క్రీదం ఇతిహ ప్రతిజ్ఞే లోకాన్ వావ కిల సోమ్య తే అవోచన్ అహం తు తే తత్వక్ష్యామి యథా పుష్కరపలాస ఆపో న శ్లిష్యంత ఏవం ఏవం విధి పాపం కర్మ న శ్లిష్యత ఇతి బ్రవీతు మే భగవాన్ ఇతి తస్మై హ ఉవాచ. ఆచార్యులు, ఓహో, అగ్నిపురుషుడు లోక విశేషములను సోహం దృష్టితో దర్శించుచు ఉపాసించు విశేషములన్నీ చెప్పారా? మంచిది, ఇప్పుడు నీకు బ్రహ్మము గురించిన విశేషమునే బోధిస్తాను. నీ మనస్సులోని బ్రహ్మజిజ్ఞాసాభిలాషను తీరుస్తాను. పద్మముపై ఉన్న జలబిందువులు పద్మమును తాకని విధంగా బ్రహ్మతత్వజ్ఞానముచే నిన్ను పాపదోషములు స్పృశించజాలవు. ఉపకోసలుడు, ఆచార్యదేవ, నాకు ఇంకనూ బ్రహ్మజ్ఞానము పూర్తిగా బోధించండి. అప్పుడు గురుదేవులు ఇట్లా పలుకసాగారు. ఇతి ఛాందోగ్యోపనిషత్ చతుర్థాధ్యాయే చతుర్దశః ఖండః 4-15. చతుర్థ ప్రపాఠకః పంచదశ ఖండము అక్షిణీ పురుష ఉపాసన. య ఏషోక్షిణీ పురుషో దృశ్యత ఏష ఆత్మేతి హోవాచేతదము తంభయమేతద్బ్రహ్మేతి తద్యప్యస్మిన్ సర్పిర్వోదకం వా సించతి వత్మని ఏవ గచ్చతి. 4-15-1. తస్మై హ ఉవాచ. 1. య ఏషో అక్షిణీ పురుషో దృశ్యత ఏష ఆత్మైతి హ ఉవాచ. ఏతత్ అమృతం అభయం ఏతత్ బ్రహ్మ ఇతి తత్యత్ అపి అస్మిన్ సర్పిర్వ ఉదకం వా సించతి వత్మని ఏవ గచ్చతి. సత్యకామ జాబాలి, ఓ ప్రియశిష్య, ఉపకోసల, విను. ఈ కంటిలో చూపును ఉపయోగించుచు ఏ చూచువాడు అక్షిణి పురుషుడు వేంచేసి ఉన్నాడో అతడు ఆత్మయే అయి ఉన్నాడు. ఆ చూపు తనదైన అక్షిణీ పురుషుడు కన్ను అనే ఉపకరణము కంటే ముందే ఉన్నాడు. చూచేవాడే కంటితో పుట్టడు, కంటితో చావడు. ఆ చూచేవాడే అమూత పురుషుడు, అభయస్థానమునకు చెందినవాడు, బ్రహ్మమే అయ్యున్నాడు. అట్టి చూచువాడుగాని చూపుగాని చూడబడే దానిచే ప్రవేశించబడటం లేదు. వెన్నగాని నీటిబిందువుగాని కళ్లపై జల్లితే అవి బయటకు వెళ్తాయిగాని లోనికి ప్రవేశించవుగదా. చూపులో చూడబడేది ప్రవేశించక తిరిగి బయటకే వెళ్ళుచున్నది. ఏతం సమ్యద్వామ ఇత్యాచక్షత ఏతం హి సర్వాణి వామాన్యభిసమ్యంతి సర్వాణేనం వామాన్యభిసమ్యంతి యా ఏవం వేద. 4-15-2. ఏతం సమ్యద్వామ ఇతి ఆచక్షత ఏతం హి సర్వాణి వామాని అభిసమ్యంతి సర్వాణి ఏనం వామాని అభిసమ్యంతి యా ఏవం వేద. అట్టి అక్షిణీ పురుషుడే వన్ హూ ఇజ్ సీయింగ్ ఆత్మపురుషుడు. ఆయనను సమ్యద్వామ యత్వామ సమ్యత్ విడిగా ఉన్నవాడు అని కూడా అంటారు. ఎందుకంటే అన్ని నామములు అభినందనములు ఆయనకే చేర్చున్నాయి. ఎవడైతే సర్వస్థుతులు దృశ్యశవనములు చెందుచున్నది ఆ ద్రష్టపురుషునికే అని గ్రహిస్తాడో అతడు సర్వనామములు అభినందనలు పొందినవాడగుచున్నాడు. అందుచేత నీవు చూచేవన్నీ చూచువానికే సమర్పించు. ఏషౌ ఏవ వామని రేష హి సర్వాణి వామాని నయతి సర్వాణి వామాని నయతి య ఏవం వేద. 4-15-3. ఏషౌ ఏవ వామనీయః ఏష హి సర్వాణి వామాని నయతి సర్వాణి వామాని నయతి య ఏవం వేద. అట్టి ఆత్మస్వరూపుడగు అక్షిణిపురుషుడే కేవల ద్రష్టయే. వామని సర్వము తనకు చెందినవాడు, దృశ్యమంతా తన సంపదగా కలవాడు. ఈ విధంగా కంటిలో ప్రవర్తమానుడే ఉన్న ద్రష్ట లేక అక్షిణీ పురుషుని ఆత్మగా ఎరిగినవాడు తాను చూస్తున్నదంతా తన సంపదగా ఎరిగి ఆత్మానందుడగుచున్నాడు. ఏషౌ ఏవ భామని రేష హి సర్వేషు లోకేషు భాతి సర్వేషు లోకేషు భాతి య ఏవం వేద. 4-15-4. ఏషౌ ఏవ భామనీయః ఏష హి సర్వేషు లోకేషు భాతి సర్వేషు లోకేషు భాతి య ఏవం వేద. ఆ కంటిలో నివాసము కలిగి సమస్తమును చూస్తూ ఉన్న దృక్ పురుషుడే భామని. సమస్తమును తన చూపు తేజస్సుతో వెలిగించుచున్నాడు. భాతి ఈ సమస్త లోకములుగా భాసించుచున్నది ఆ అక్షిణీ పురుషుడే. ఇదంతా ఆయన పురుషకారమే. ఇది తెలుసుకున్నవాడు నేనే. ఈ కనబడే సమస్తమును దృశ్యముగా వెలిగిస్తూ వెలుగుచున్నదంతా నేనే అయి ఉన్నాను అని ఎరుగగలడు. అథయదు చైవాస్మించవ్యం కుర్వంతి యదిచ నాచ్చిషమేవాభిసంభవంత్యర్చిషోహరహ్న ఆపూర్యమాన్పక్షమాపూర్యమాన్పక్షాద్యాంషడుమేతి మాసాంస్తాన్మాసేభ్య సంవత్సరగ్ సంవత్సరాదాదిత్యమాదిత్యాచంద్రమసం చంద్రమసో విద్యుతం తత్పురుషోమానవః స ఏనాం బ్రహ్మ గమయత్యేష దేవపథో బ్రహ్మపథ ఏతేన ప్రతిపద్యమాన ఇమం మానవమావర్తం నావర్తంతే నావర్తంతే 4.15 ఇతి పంచదశః ఖండః 5. అథయత్ ఉచ ఏవ అస్మిన్ సవ్యం కుర్వంతి యది చ న అర్చిషం ఏవ అభిసంభవంతి అర్చిషో అహరహ్న ఆపూర్యమాన్ పక్షం ఆపూర్యమాన్ పక్షాతి ఆన్షట్ ఉదం ఏతి మాసాగ్ తాన్ మాసేభ్యః సంవత్సరగ్ సంవత్సరాత్ ఆదిత్యం ఆదిత్యాత్ చంద్రమసం చంద్రమసో విద్యుతం. ఈ విధంగా 1. నేత్రములో నివసించుచు అక్షిణి పురుషుడై 2. చూడబడుచున్నదంతా దానే అయి సమస్త దృశ్యముగా వెలుగొందుచున్నాడు అని ఆత్మను స్వస్వరూప దృగ్ద్రష్ట స్వరూపముగా ఉపాసించువాడు అతడు సంతానము మొదలైన ఇతరులచే గుర్తింపకున్నా లేక స్తుతించబడుకున్నా దేవపితృకార్యములు పొందినా పొందకపోయినా కూడా అతడు అర్చిస్సులను అర్చన కిరణములను చేర్చున్నాడు. పగటి తేజోపుంజములలోనూ కాంతిలోనూ ప్రయాణములు పొందుచున్నాడు. ఆపూర్యమాన పక్షము శుక్లపక్షము లో ప్రవేశిస్తున్నాడు. శుక్లపక్ష దేవత నుండి ఉత్తరాయణ దేవతను ఆశ్రయిస్తున్నాడు. ఉత్తరాయణములో ప్రవేశిస్తున్నాడు. అందులోంచి సంవత్సర దేవతను పొందుచున్నాడు. అక్కడ నుండి ఆదిత్యలోకము సూర్యుని చేర్చున్నాడు. అక్కడి నుండి చంద్రమసము చంద్రమసము నుండి తేజమేమగు విద్యుత్ రూపమును పొందుచున్నాడు. తత్పురుషో అమానవః స ఏనా బ్రహ్మ గమేతి అట్టి తేజోమయ విద్యుత్ స్థానము నుండి తత్పురుష సంబంధమైన మానవాతీతమైన బ్రహ్మలోకము జేరి బ్రహ్మమును పొందుచున్నాడు. ఏష దేవ పథో బ్రహ్మపథ ఏతేన ప్రతిపద్యమాన ఇమం మానవం ఆవర్తం నావర్తంతే నావర్తంతే ఇదియే దేవపథము ఇదియే బ్రహ్మపథము అదియే బ్రహ్మమే తానవటము అట్టివాడు బ్రహ్మమే తానే ఇక నేను జీవుడను అనబడు స్వయం కల్పిత పరిమితమగు మానవలోకమునకు తిరిగిరాడు. బ్రహ్మమే తానే సర్వత్రా విరాజిల్లగలడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ చతుర్థాధ్యాయే పంచదశః ఖండః 4.16. చతుర్థ ప్రపాఠకః షోడశఖండము యజ్ఞోపాసన ఏషః వై యజ్ఞో యోయం పవతే ఏషః యన్నిదం సర్వం పునాతి యదేష యన్నిదం సర్వం పునాతి తస్మాదేశ ఏవ యజ్ఞస్తస్య మనశ్చ వాక్చ వర్తని 4.16. 1. ఏషః వై యజ్ఞో యో అయం పవత ఏషః యన్నిదం సర్వం పునాతి ఈ జగత్తులో వాయువు పవనము వీచుచు సమస్తము నిర్వర్తిస్తోంది. జీవులకు జీవనము ప్రసాదిస్తూ ఉన్నది. కదిలే వాయువు వెనుక కదిల్చే చైతన్యము ప్రవర్తమానమై ఉన్నది. అట్టి పవతము వీచువాయువే అగ్నివలనంగా ఇక్కడి యజ్ఞ కార్యక్రమమునకు నాంది. అట్టి వాయువు యొక్క వీచుకలు సమస్తమును పవిత్రము చేస్తున్నాయి. యత్ ఏష యన్నిదం సర్వం పునాతి వాయువు వీచుచుండగా అది యజ్ఞరూపంగా సమస్తమును పవిత్రము ఉత్తేజము చేయుచున్నది. యజ్ఞమునకు ప్రారంభమును ప్రసాదిస్తోంది. తస్మాత్ ఏష ఏవ యజ్ఞః తస్య మనః చ వాక్చ వర్తని కావున వాయు సంచలనమే మహత్తరమగు సృష్టి యజ్ఞము. నమస్తే వాయు, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. యజ్ఞమునకు 1. మనస్సు 2. వాక్కు మార్గములు ఆ రెండు ప్రధానములు. తయోరనితరాం మనసా సంస్కరోతి బ్రహ్మవాచ హోతాధ్వర్యరుద్గతాన్యతరాంస యత్రోపకృతే ప్రాతరణువాకే పురా పరిధానియాయ బ్రహ్మ వ్యవదతి 4.16.2. తయోః అన్యతరాం మనస సంస్కరోతి బ్రహ్మవాచ హోతా అధ్వర్యః ఉద్గతా అన్యతరా స యత్ర ఉపాకృతే ప్రాతః అనువాకే పురా పరిధానియాయ బ్రహ్మ వ్యవవదతి. యజ్ఞములోని మనస్సు వాక్కు మార్గములలో మనస్సును బ్రహ్మ అగు ఋత్విక్కు మనస్సుతో సంస్కరిస్తున్నారు. వాక్కును హోత ఆధర్యుడు కుద్గత. వీరు తమ వాక్కుతో వాక్కును సంస్కరిస్తున్నారు. ఈ రెండవ మార్గము వారిచే సంస్కరించబడుతోంది. ముందుగా ప్రాతరణ వాకము, ఆ తరువాత యజ్ఞము మొదలవుతోంది. పరిధానీయము అనే రుక్కు యజ్ఞగుండమును, కుండలను పవిత్రము చేయటమునకు ముందుగా ఋత్విక్కు రుక్కులను గానం చేస్తారు. రుక్కుల గానము ముగించి ఋత్విక్కు మౌనము వీడగానే మనో సంస్కరణము అనే మొదటి మార్గము పూర్తి అయినట్లు. అన్యతరమేవ వర్తని సంస్కరోతి హీయతేన్యతర స యథేకపాద్వ్రజనర్ధో వైకేన చక్రేణ వర్తమానో ఋష్యత్యేవమస్య యజ్ఞోరిష్యతి యజ్ఞంరిష్యంతం యజమానోనురిష్యతి స ఇష్ట్వా పాపీయాంభవతి. 4.16.3.3 అన్యతరాం ఏవ వర్తని సంస్కరోతి హీయతే అన్యతర స యథ ఏకపాద్వ్రజన్ రథో వైకేన చక్రేణ వర్తమానో రిష్యతి ఏవం అస్య యజ్ఞో రిష్యతి యజ్ఞం రిష్యంతం యజమానో అనురిష్యతి స ఇష్ట్వా పాపీయాన్ భవతి. మనస్సు సంస్కరించబడిన తరువాతనే వాక్కు కూడా సంస్కరించబడాలి. అట్లా కాకుండా మనో సంస్కార రుగ్గానం లేకుండా వాక్ సంస్కారం మాత్రమే ఆశ్రయించటం ఎటువంటిదంటే యజ్ఞకర్మ పవిత్రత చెందదు. ఒంటికాలితో మనుష్యుడు నడవటము వంటిది, ఒక చక్రముతోనే రథమును ముందుకు త్రోయటము వంటిది. యజ్ఞము కూడా ఆ విధంగా ఉత్తమంగా ప్రయోజనకారి కాదు. మనో సంస్కారము వాక్ సంస్కారము అభయము అనుసరించకపోతే యజ్ఞము కుంటుపడినట్లు అవుతుంది. యజమాని పాపి కూడా అగుచున్నాడు. అత యత్రోపకృతే ప్రాతరణువాకే నపురా పరిధానీయ బ్రహ్మ వ్యవదత్యుభే ఏవ వర్తని సంస్కృర్వంతి నహీయతేనితర. 4.16.4.4 అథయత్ర ఉపాకృతే ప్రాతః అనువాకే నపురా పరిధానీయ బ్రహ్మ వ్యవవదతి ఉభే ఏవ వర్తని సంస్కృర్వంతి నహీయతే అన్యతర. ప్రాతరణువాకము ప్రీ ప్రైన్ చాంట్స్ తరువాత పరధీయ రుక్కులకు ముందుగా ఋత్విక్కు మౌనము వీడకుండా ఉంటే అప్పుడు అటు 1 ప్రాతరణువాకము, 2 పరాధీయ రుక్కులు అభయము సంస్కరించబడినవి అవుతాయి. 2 కూడా ఇక లోపభూయిష్టము కావు. స యథోభయపాద్వ్రజనర్థో వోభాభ్యాం చక్రాభ్యాం వర్తమానః ప్రతిష్ట్యవమస్య యజ్ఞః ప్రతిష్ఠతి యజ్ఞం ప్రతిష్ఠంతం యజమానోను ప్రతిష్ఠతి స ఇష్ట్వా శ్రేయాం భవతి. 4.16.5 ఇతి షోడశః ఖండః. 5 స యథా ఉభయపాద్ వ్రజన్ రథో వోభాభ్యాం చక్రాభ్యాం వర్తమానః ప్రతిష్ఠతి ఏవం అస్య యజ్ఞః ప్రతిష్ఠతి యజ్ఞం ప్రతిష్ఠంతం యజమానో అనుప్రతిష్ఠతి స ఇష్ట్వా శ్రేయాన్ భవతి. ఏ విధంగా అయితే మానవుడు రెండు కాళ్లతో అయితే చక్కగా నడుస్తున్నాడో, రెండు చక్రములతోనే రథము చక్కగా ముందుకు నడవగలదో, అదే విధంగా ప్రాతరణువాకము పరాధీయ రుక్కులు ఇవన్నీ మనో సంస్కార మంత్రముల వాచా సంస్కార మంత్రములతో కూడుకొని యజ్ఞము ప్రతిష్ఠము అగుచున్నది. యజ్ఞకర్త ఋత్విక్కు ఆధర్యుడు హోత ఉద్గాత మొదలైన యజ్ఞదీక్షా భాగస్థులంతా అనుప్రతిష్ఠితులు కాగలరు. యజ్ఞము తృప్తిగా జరుగుచూ ఉండగా యజమానికి యజ్ఞవీక్షకులకు క్షేమము కాగలదు. యజ్ఞము ఇష్టము చే యజమాని శ్రేయము పొందగలడు. యజ్ఞభాగస్థులు యజ్ఞవీక్షకులు సర్వశ్రేయస్సులు పొందగలరు. ఇతి ఛాందోగ్యోపనిషత్ 4th అధ్యాయే షోడశః ఖండః. 4.17 చతుర్థ ప్రపాఠకః. 7th ఖండః వ్యాహృత్యుపాసన ప్రజాపతిర్లోకానభేతపత్తేషాం తప్యమానానా రసాన్ ప్రావృద్ధగ్నిం పృథివ్యా వాయుమంతరిక్షాతాదిత్యం దివః. 4.17.1 ప్రజాపతయః లోకాన్ అభ్యతపత్ తేషాం తప్యమానానా రసాత్ ప్రావృహత్ అగ్నిం పృథివ్యా వాయుం అంతరిక్షాత్ ఆదిత్యం దివః. ప్రజాపతి సృష్టిని లీలా క్రీడా వినోదముగా కల్పన చేసెదను గాక అనే ఇచ్ఛ పొందారు. తపన రూపంగా తపస్సుచే ధ్యానరూపంగా సృష్టి రసమును పండించసాగారు. తపనయే తపస్సు, ధ్యాసయే ధ్యానము. కొన్ని మహత్తర వస్తువులను సృష్టి కల్పన లీలకొరకై వెలికితీయసాగారు. భూమి నుండి అగ్నిని, ఆకాశము నుండి వాయువును, ద్యు దేవత లోకమునుండి ఆదిత్యుని సూర్యుని రసరూపంగా బహిర్గతపరచారు. గమనిక సృష్టిక్రమము అనేక వేదోపనిషత్తులలో అనేక విధములుగా చెప్పబడిన సృష్టికి మూలము మాత్రము ఆత్మ బ్రహ్మము అనియే నిర్ధారణ చేయబడినది. తొట్ స ఏతాస్తిస్రో దేవత అభ్యతపత్తాసాం తప్యమానన రసాన్ ప్రావృహ్దగ్నిరిచో వాయోర్యజుంషి సామాన్యాదిత్యాత్ 4.17.2.2 స ఏతాహ తిస్రో దేవత అభ్యతపః తాసాం తప్యమానన రసాన్ ప్రావృహత్ అగ్నేహరుచో వాయోహ యజుంషి సామాని ఆదిత్యాత్. ఈ విధంగా కొనసాగిస్తూ ముగ్గురు దేవతలను త్రిమూర్తులను గురించి ధ్యాన తపస్సులచే ఆ దేవతల రసతత్వము స్వీకరించారు. అగ్ని నుండి తృక్కులను, ఋగ్వేదమునందలి ఆత్మదేవుని గురించి స్తుతులను, వాయువు నుండి యజుర్వేద మంత్రములను యజస్సులను, ఆదిత్యుని నుండి సామవేదగానములను రసముగా సృష్టి కొనసాగించటానికి స్వీకరించారు. ఈ విధంగా మూడు వేదములు రూపుదిద్దుకున్నాయి. స ఏతాం త్రయీం విద్యామభ్యతపత్తస్యాస్తప్యమానాయ రసాన్ ప్రావృహద్భూరిత్యుభ్యో భువరితి యజుర్భ్యః స్వరితి సామభ్యః 4.17.3.3 స ఏతాం త్రయీం విద్యాం అభ్యతపః తస్యాః తప్యమానాయ రసాత్ ప్రావృహద్భూః ఇతి ఋగ్భ్యో భువః ఇతి యజుర్భ్యః స్వః ఇతి సామభ్యః. ఆ ఋక్ యజుర్ సామత్రయీ మూడు వేదముల నుండి మరల తపస్సుచే రసమును వేదసారమును స్వీకరించారు. ఋగ్వేద ఋక్కుల నుండి భూమి జున్ ఆఫ్ మాటర్, యజుర్వేద మంత్రముల నుండి భువర్లోకమును జున్ ఆఫ్ థోట్, సామవేద సామముల నుండి స్వహ వ్యాహృతులను సృష్టి కొరకై తీసుకున్నారు, స్వీకరించారు. తద్యదృక్తో ఋష్యేద్భూహ స్వాహేతి గార్హపత్యే జుహ్యాదృచామేవ తదృశేనచ్చాం వీర్యేణచ్చాం యజ్ఞస్య విరిష్టం సందధాతి 4.17.4.4 తత్యద్యరుక్తో ఋష్యేత్ భూస్వహ ఇతి గార్హపత్యే జుహ్యాత్ రుచాం ఏవ తత్రసేనచ్చాం వీర్యేణచ్చాం యజ్ఞస్య విరిష్టం సందధాతి. యజ్ఞములో ఋగ్వేద ఋక్కుల వలన ఏవైనా దోషములు అనిపిస్తూ ఉంటే భూస్వహ అని చెప్పుచూ గార్హపత్యాగ్నిలో హవిస్సులను వ్రేల్చాలి, హోమము చేయాలి. ఈ విధంగా ఋక్కుల సారముచే ఋక్కుల వీర్యత్వము శక్తి చే హోమద్రవ్యములను హోమాగ్నిలో వ్రేల్చుచుండగా ఋక్కులకు చెందిన లోటులు తొలగిపోతాయి. సయది యజుష్టో ఋష్యేద్భువః స్వాహేతి దక్షిణాగ్నం జుహుయాద్యజుషామేవ తదృశేన యజుషాం వీర్యేణ యజుషాం యజ్ఞస్య విరిష్టం సందధాతి 4.17.5.5 అథయది యజుషో ఋష్యేద్భువస్వహ ఇతి దక్షిణాగ్నౌ జుహ్యాత్ యజుషాం ఏవ తత్రసేన యజుషాం వీర్యేణ యజుషాం యజ్ఞస్య విరిష్టం సందధాతి. అటుపై యజుర్వేద యజస్సుల లేక మంత్రముల కారణంగా ఏవైనా లోటు కలుగుచుండటము గురించి దక్షిణాగ్ని యందు భువస్వహ అని పలుకుచూ హవిస్సులను దక్షిణాగ్నికి సమర్పించాలి, దక్షిణాగ్నియందు హోమద్రవ్యములను వ్రేల్చాలి. అట్టి యజస్సుల వీర్యత్వము బలము చే యజస్సుల దోషములు ఏమైనా ఉంటే ఆ అరిష్టములు తొలగగలవు. అథయది సామతో ఋషేత్స్వహ స్వాహేత్యాహవనియే జుహుయాత్సామ్నామేవ తద్రసేన సామ్నాం వీర్యేణ సామ్నాం యజ్ఞస్య విరిష్టం సందధాతి 4.17.6.6 అథయది సామతో ఋష్యేత్స్వహ స్వహ ఇతి ఆహవనియే జుహుయాత్ సామ్నాం ఏవ తత్రసేన సామ్నాం వీర్యేణ సామ్నాం యజ్ఞస్య విరిష్టం సందధాతి. అప్పుడు ఇక సామవేద సామగాన మంత్రములలో ఏదైనా లోటు యజ్ఞదోషములు కలిగితే స్వస్వాహ అనే మంత్రముతో అహవనియజ్ఞికి ఆహుతులు సమర్పించెదరుగాక. అట్టి సామవేద సామముల రసముచేతను సామ్నమంత్ర ఉచ్చారణ బలముచేతను యజ్ఞము యొక్క సర్వదోషములు తొలగుతాయి. తద్యథా లవణేన సువర్ణం సందధ్యాత్ సువర్ణేన రజతం రజతేన త్రపు త్రపునా సీసం సీసేన లోహం లోహేన దారు దారు చర్మణ 4.17.7.7 తద్యథా లవణేన సువర్ణం సందధ్యాత్ సువర్ణేన రజతం రజతేన త్రపు త్రపునా సీసం సీసేన లోహం లోహేన దారు దారు చర్మణ. ఈ విషయం దోష నివారణ ఎటువంటిదంటే బంగారమును టంకము మొదలైన క్షారద్రవ్యములతో అతికించగలము. వెండిని అతికించటానికి బంగారమును ఉపయోగించాలి. తగరమును వెండితో అతిగించగలం. సీసమును తగరంచే అతిగించగలం. ఇతర లోహములను ఇనుమును సీసముతో అతిగించగలం. కొయ్యను ఇనుముతో అతిగించగలం. ఏవమేషాం లోకానమాసాం దేవతానామశాస్త్రయ్య విద్యాయ వీర్యేణ యజ్ఞస్య విరిష్టన్ సందధాతి భేషజకృతో హవ ఏష యజ్ఞో యత్రైవం విద్బ్రహ్మా భవతి 4.17.8 ఎనిమిది ఏవం ఏషాం లోకానాం ఆసాం దేవతానామస్య అస్త్రయ్య విద్యయా వీర్యేణ యజ్ఞస్య విరిష్టం సందధాతి భేషజకృతో హవా ఏష యజ్ఞో యత్ర ఏవం విత్ బ్రహ్మా భవతి. అదేవిధంగా లోకముల యొక్క దుష్టత్వము దేవతా నామముల అస్త్రములు తొలగించుతీరుగా. వేద రూపమగు రసరూపశక్తితో శబ్దవీర్యత్వముతో దోషములు తొలగించవచ్చును. యజ్ఞము యొక్క లోటులను పూరించవచ్చును. ఈ విధంగా రూక్ యజుర్ సామమంత్రములచే యజ్ఞముల లోటును పూరించగల భిషజుల డోక్టర్ వంటి బ్రహ్మ ఏ యజ్ఞకార్యమును పర్యవేక్షిస్తూ ఉంటారో అట్టి యజ్ఞము దోషరహితము కాగలదు. వ్యాహృతి హోమరూప ప్రాయశ్చిత్తము ఎరిగిన ఋత్విక్కు గల యజ్ఞము దిగ్విజయమవగలదు. ఏష హవా ఉదక్ప్రవణో యజ్ఞో యత్రైవం విద్బ్రహ్మ భవత్యేవం విదగ్ హవా ఏషా బ్రహ్మాణమనుగాథా యతో యత ఆవర్తతే తత్తద్గచ్చతి 4.17.9 ఏష హవా ఉదక్ప్రవణో యజ్ఞో యత్ర ఏవం విత్ బ్రహ్మ భవతి ఏవం విదం హవా ఏష బ్రహ్మాణం అనుగాథ యతో యత ఆవర్తతే తత్తత్ గచ్చతి. ఒక మంచి గుగ్గుము సరి అయిన సమయంలో రోతును రక్షిస్తుంది కదా. అట్లాగే బ్రాహ్మణములు అంతరార్థములు ఎరిగిన ఋత్విక్కు మాత్రమే యజ్ఞమును యజమానిని తదితరులందరినీ యజ్ఞం జరుగు పర్యంతము కాపాడుతూ ఉండగలడు. అతడు యజ్ఞములో ఎక్కడెక్కడ ఎంతెంతవరకు సరిచేయుట అవసరమయ్యున్నదో అక్కడక్కడకు వెళ్లి పొరపాటులను లోటులను సరిచేయగలడు. అందరికీ శాస్త్రీయతను బోధించి యజ్ఞమును నడిపించగలడు. మానవో బ్రహ్మైవైక ఋత్విక్కురున స్వాభిరక్షత్యేవం విద్ధ వై బ్రహ్మ యజ్ఞం యజమానన్ సర్వాక్శ్చత్విజోభిరక్షతి తస్మాదేవం విధమేవ బ్రహ్మాణం కుర్విత నానేవం విధం నానేవం విధం 4.17.10 ఇతి చతుర్థోధ్యాయః. 10. మానవో బ్రహ్మ ఏవ ఏక ఋత్విక్కురూన్ అశ్వ అభిరక్షతి ఏవం విద్ధ వై బ్రహ్మ యజ్ఞం యజమానం సర్వాంశ్చ ఋత్విజో అభిరక్షతి. మానవీయుడగు బ్రహ్మ ఒక్కడే ఋత్విక్కు, అందరికీ యజ్ఞవిధులలో రక్షకుడు. అశ్వమును రక్షించుచున్నారు. బ్రహ్మయజ్ఞమును బ్రహ్మతత్వము తెలియజేయుచున్నారు. యజమానిని అపరాధములను నివృత్తింపజేయుచున్నాడు. సర్వజనులను శ్రద్ధావంతులుగా చేయుచున్నాడు. ద్విజుడై అన్నివైపులా రక్షించగలడు. తస్మాత్ ఏవం విదం ఏవ బ్రహ్మాణం కుర్విత నానేవం విదం నానేవం విదం. కాబట్టి యజ్ఞము యొక్క విధి విధానమంతా అంతర్హృదయముతో సహా చక్కగా తెలిసియున్నవానిని మాత్రమే యజమాని బ్రహ్మగా నియమించుకోవాలి. యజ్ఞవిధిని తెలియనివానిని బ్రహ్మగా నియమించుకోకూడదు. ఇది యజ్ఞవిధి సూచనము. ఇతి ఛాందోగ్యోపనిషత్ చతుర్థాధ్యాయే సప్తదశః ఖండః. ఇతి ఛాందోగ్యోపనిషది చతుర్థాధ్యాయః సమాప్తః.